జాయంతే జాయంతే ప్రజాయంతే యద్యజాయంతే ప్రజాయంతే యత్ జాయంతే యద్యజాయంతే జాయంతే యదేతేనైతేన యజ్జాయంతే జాయంతే యదేతేన యదేతేనైతేన యజ్జదేతేన సికతా సికతా ఏతేన యజ్జదేతేన సికతా ఏతేన సికతా సికతా ఏతేనైతేన సికతా నివపతి నివపతి సికతా ఏతేనైతేన సికతా నివపతి సికతా నివపతి నివపతి సికతా సికతా నివపతి ప్రజానాం ప్రజానాం నివపతి సికతా సికతా నివపతి ప్రజానాం నివపతి ప్రజానాం ప్రజానాం నివపతి నివపతి ప్రజానాం ప్రజననాయ ప్రజననాయ ప్రజానాం నివపతి నివపతి ప్రజానాం ప్రజననాయ నివపతీతి నివపతి ప్రజానాం ప్రజననాయ ప్రజననాయ ప్రజానాం ప్రజానాం ప్రజననాయేంద్ర ఇంద్ర ప్రజననాయ ప్రజానాం ప్రజానాం ప్రజననాయేంద్ర ప్రజానామిది ప్రజానా ప్రజననాయేంద్ర ఇంద్ర ప్రజననాయ ప్రజననాయేంద్రో వృత్రాయ వృత్రాయేంద్ర ప్రజననాయ ప్రజననాయేంద్రో వృత్రాయ జననాయేతి ప్రజననాయ వృత్రాయ వృత్రాయేంద్ర ఇంద్రో వృత్రాయ వజ్రం వజ్రం వృత్రాయేంద్ర ఇంద్రో వృత్రాయ వజ్రం వృత్రాయ వజ్రం వజ్రం వృత్రాయ వృత్రాయ వజ్రం ప్రవజ్రం వృత్రాయ వృత్రాయ వజ్రం ప్రజ్రం ప్రవజ్రం వజ్రం పశుర్ అగ్నిర్యద్యదగ్నిః పశుః పశురగ్నిర్యద్యదగ్నిః పశుః పశురగ్నిర్యద్యదగ్నిర్యద్యదగ్నిర్యచ్చక్కరాభిశ్చక్కరాభిర్యదగ్ శర్కరాభిరక్నిమగ్నిగో శర్కరాభిరక్నిమగ్నిగోశర్కరాభిరక్నిం శర్కరాభిరక్నిమగ్నిగోశర్కరాభిశర్కరాభిరక్నిం పరివినోతి పరివినోత్యగ్నిగో శర్కరాభిశర్కరాభిరక్నిం పరివినోతి వజ్రేణ వజ్రేణ పరివినోత్యగ్నిమగ్నిం పరివినోతి వజ్రేణ వినోతి వజ్రేణ వజ్రేణ పరివినోతి పరివినోతి వజ్రేణైవైవ వజ్రేణ పరివినోతి పరివినోతి వజ్రేణైవ పరివినోతీతి పరివినోతి వజ్రేణైవైవ వజ్రేణ వజ్రేణైవాస్మా అస్మా ఏవ వజ్రేణ వజ్రేణైవాస్మై ఏవాస్మా అస్మా ఏవైవాస్మి పశూన్ పశూనస్మా ఏవైవాస్మి పశూన్ మై పశూన్ పశూనస్మా అస్మై పశూన్ పరి పరి పశూనస్మా అస్మై పశూన్ పరి పశూన్ పరి పరి పశూన్ పశూన్ పరి గృహ్ణాతి గృహ్ణాతి పరి పశూన్ పశూన్ పరి గృహ్ణాతి పరి గృహ్ణాతి గృహ్ణాతి పరి పరి గృహ్ణాతి తస్మాత్ తస్మాత్ గృహ్ణాతి పరి పరి గృహ్ణాతి తస్మాత్ గృహ్ణాతి తస్మాత్ తస్మాత్ గృహ్ణాతి గృహ్ణాతి తస్మాత్ వజ్రేణ వజ్రేణ తస్మాత్ గృహ్ణాతి తస్మాత్ వజ్రేణ తస్మాత్ వజ్రేణ వజ్రేణ తస్మాత్ తస్మాత్ వజ్రేణ పశవ పశవో వజ్రేణ తస్మాత్ తస్మాత్ వజ్రేణ పశవ వజ్రేణ పశవ పశవో వజ్రేణ వజ్రేణ పశవ పరిగృహీత పరిగృహీత పశవో వజ్రేణ వజ్రేణ పశవ పరిగృహీత పశవ పరిగృహీత పరిగృహీత పశవ పశవ పరిగృహీతస్తస్మాత్ తస్మాత్ పరిగృహీత పశవ పశవ పరిగృహీతస్తస్మాత్ పరిగృహీతస్తస్మాత్ తస్మాత్ పరిగృహీత పరిగృహీతస్తస్మాత్ స్థేయాన్ స్థేయాన్ తస్మాత్ పరిగృహీత పరిగృహీతస్తస్మాత్ స్థేయాన్ పరిగృహీత ఇది పరిగృహీత స్థేయాన్ స్థేయాన్ తస్మాత్ తస్మాత్ స్థేయాన స్థేయసో స్థేయసస్థేయాన్ తస్మాత్ తస్మాత్ స్థేయాన స్థేయానస్థేయోనాస్థేయోనాస్థేయోనాస్థేయోనాస్థేయోనాస్థేయోనాస్థేయోనాస్థేయోనాస్థేయోనాస్థేయోనాస్థేయోనాస్థేయోనాస్థేయోనాస్థేయోనాస్థేయోనాస్థేయోనాస్థేయోనాస్థేయోనాస్థేయోనాస్థేయోనాస్థేయోనాస్థేయోనాస్థేయోనాస్థేయోనాస్థేయోనాస్థేయోనాస్థేయోనాస్థేయోనాస్థేయోనాస్థేయోనాస్థేయోనాస్థేయోనాస్థేయోనాస్థేయోనాస్థేయోనాస్థేయోనాస్థేయోనాస్థేయోనాస్థేయోనాస్థేయోనాస్థేయోనాస్థేయోనాస్థేయోనాస్థేయోనాస్థేయోనాస్థేయోనాస్థేయ సప్తాభిర్హరత ఉపోపహరతే త్రిసప్తాభిః త్రిసప్తాభిర్హరతే హరతే త్రిసప్తాభిః పశుకామస్య పశుకామస్య త్రిసప్తాభిర్హరతే హరతే త్రిసప్తాభిః పశుకామస్య సప్తాభిః పశుకామస్య పశుకామస్య త్రిసప్తాభిస్త్రిసప్తాభిః పశుకామస్య పరిపరి పశుకామస్య త్రిసప్తాభిస్త్రిసప్తాభిః పశుకామస్య పరి సప్తాభిరితి త్రీ సప్తాభిః పశుకామస్య పరిపరి పశుకామస్య పశుకామస్య పరిమినియాన్ మినుయాత్ పరి పశుకామస్య పశుకామస్య పరిమినియాత్ పశుకామస్యేతి పశుకామస్య పరిమినియాన్ మినుయాత్ పరి పరిమినియాత్ సప్త సప్త మినుయాత్ పరి పరిమినియాత్ సప్త యాత్ సప్త సప్త మినుయాన్ మినుయాత్ సప్త వై వై సప్త మినుయాన్ మినుయాత్ సప్త వై సప్త వై వై సప్త సప్త వై శీర్షణ్యా శీర్షణ్యా వై సప్త సప్త వై శీర్షణ్యా వై శీర్షణ్యా శీర్షణ్యా వై వై శీర్షణ్యా ప్రాణ ప్రాణ శీర్షణ్యా వై వై శీర్షణ్యా ప్రాణ శీర్షణ్యా ప్రాణ ప్రాణ శీర్షణ్యా శీర్షణ్యా ప్రాణ ప్రాణ ప్రాణ ఇది ప్రాణా ప్రాణ ప్రాణ పశవ ప్రాణై ప్రాణై పశవ ప్రాణ ప్రాణ పశవ ప్రాణై ప్రాణ ఇది ప్రాణ ప్రాణై ప్రాణై పశవ పశవ ప్రాణైరేవైవ ప్రాణై పశవ పశవ ప్రాణైరేవ ప్రాణైరేవైవ ప్రాణై ప్రాణైరేవాస్మ స్మ ఏవ ప్రాణై ప్రాణైరేవాస్మై ప్రాణైరితి ప్రాణై ఏవాస్మ స్మ ఏవైవాస్మి పశూన్ పశూనస్మ ఏవైవాస్మై పశూనై పశూన్ పశూనస్మాస్మై పశూనవాప పశూనస్మాస్మై పశూనవా పశూనవాప పశూన్ పశూనవ రుంధే రుంధేవ పశూన్ పశూనవ రుంధే రుంధే రుంధే వావరుంధే తృణవాభిస్తృణవాభిరుంధే వావరుంధే తృణవాభి తృణవాభిస్తృణవాభిరుంధే రుంధే తృణవాభిర్భ్రాతృవ్యవతో భ్రాతృవ్యవతస్తృణవాభిరుంధే రుంధే తృణవాభిర్భ్రాతృవ్యవత భ్రాతృవ్యవతో భ్రాతృవ్యవతస్తృణవాభిస్తృణవాభిర్భ్రాతృవ్యవతస్త్రివృతం త్రివృతం భ్రాతృవ్యవత

పశుమాన్ పశుమాన్ స్యాదితి స్యాత్ పశుమాన్ పశుమాన్ స్యాదితి పశుమానితి పశుమాది స్యాత్ స్యాదితి పరిమిత్య పరిమిత్యేతి స్యాత్ స్యాదితి పరిమిత్య పరిమిత్య పరిమిత్యేతి పరిమిత్య తస్య పరిమిత్యేతి పరిమిత్య తస్య పరిమిత్య పరిమిత్య తస్య శర్కరా శర్కరాస్తస్య పరిమిత్య పరిమిత్య తస్య శర్కరా పరిమిత్యేతి పరిమిత్య శర్కరా శర్కరాస్తస్య తస్య శర్కరాస్తి కదా శిఖదా శర్కరాస్తస్య తస్య శర్కరాస్తి కదా శర్కరాస్తి కదా శిఖదా శర్కరా శర్కరాస్తి కదా వివిశకతా శర్కరా శర్కరాస్తి కదా వీశకతా వివిశకతా శిఖదా వ్యూహే దూహే ద్విశకతా శిఖదా వ్యూహే దూహే దూహే ద్వివ్యూహేత్ పరిగృహీతే పరిగృహీత ఊహేత్ ద్వివ్యూహేత్ పరిగృహీతే పరిగృహీతే పరిగృహీత ఊహే దూహేత్ పరిగృహీత ఏవైవ పరిగృహీత ఊహే దూహేత్ పరిగృహీత పరిగృహీత ఏవైవ పరిగృహీతే పరిగృహీత ఏవాస్మా అస్మా ఏవ పరిగృహీతే పరిగృహీత ఏవాస్మై పరిగృహీత ఇది పరిగృహీతే ఏవాస్మా అస్మా ఏవైవాస్మై సమీచీనకం సమీచీనమస్మా ఏవైవాస్మై సమీచీనం అస్మై సమీచీనకం సమీచీనమస్మా అస్మై సమీచీన గోరేతో రేత సమీచీనమస్మా అస్మై సమీచీన గోరేత సమీచీన గోరేతో రేత సమీచీన గో సమీచీన గో రేత సించతి సించతి రేత సమీచీన గో సమీచీన గో రేత సించతి రేత సించతి సించతి రేతో రేత సించతి పశుమాన్ పశుమాన్ సించతి రేతో రేత సించతి పశుమాన్ పశుమాన్ పశుమాన్ సించతి సించతి పశుమానేవైవ పశుమాన్ సించతి సించతి పశుమానేవ పశుమానేవైవ పశుమాన్ పశుమానేవ భవతి భవత్యేవ పశుమాన్ పశుమానేవ భవతి పశుమానితి పశుమానేవ భవతి భవత్యేవైవ భవతి సౌమ్యా సౌమ్యా భవత్యేవైవ భవతి సౌమ్యా సౌమ్యా సౌమ్యా భవతి భవతి సౌమ్యా విరి సౌమ్యా భవతి భవతి సౌమ్యా వి సౌమ్యా విరి సౌమ్యా సౌమ్యా వ్యూహత్యోహతి వి సౌమ్యా సౌమ్యా వ్యూహతి వ్యూహత్యోహతి వి వ్యూహతి సోమ సోమ ఊహతి వి వ్యూహతి సోమ ఊహతి సోమ సోమ ఊహత్యోహతి సోమో వై వై సోమ ఊహత్యోహతి సోమో వై సోమో వై వై సోమ సోమో వై రేతో ధారే తో ధా వై సోమ సోమో వై రేతో ధా రేతో ధారే తో ధా వై వై రేతో ధారే తో రేతో రేతో ధా వై వై రేతో ధారేత రేతో ధారే తో రేతో రేతో ధారే తో ధారేత ఏ వై వరేతో రేతో ధారే తో ధారేత ఏవాతో ధా ఇతి రేత రేత ఏ వై వరేతో రేత ఏవ తత్తదేవ రేతో రేత ఏవ తదేవ తత్తదేవైవ తత్తధాతి తధాతి తదేవైవ తత్తధాతి తధాతి తధాతి తత్తత్తధాతి గాయత్రియా గాయత్రియా తధాతి తత్తత్తధాతి గాయత్రియా తధాతి గాయత్రియా గాయత్రియా తధాతి తధాతి గాయత్రియా బ్రాహ్మణస్య బ్రాహ్మణస్య గాయత్రియా తధాతి తధాతి గాయత్రియా బ్రాహ్మణస్య గాయత్రియా బ్రాహ్మణస్య బ్రాహ్మణస్య గాయత్రియా గాయత్రియా బ్రాహ్మణస్య గాయత్రో గాయత్రో బ్రాహ్మణస్య గాయత్రియా గాయత్రియా బ్రాహ్మణస్య గాయత్ర బ్రాహ్మణస్య గాయత్రో గాయత్రో బ్రాహ్మణస్య బ్రాహ్మణస్య గాయత్రో హి గాయత్రో బ్రాహ్మణస్య బ్రాహ్మణస్య గాయత్రో హి గాయత్రో హి గాయత్రో గాయత్రో హి బ్రాహ్మణో బ్రాహ్మణో హి గాయత్రో గాయత్రో హి బ్రాహ్మణ బ్రాహ్మణో బ్రాహ్మణో హి బ్రాహ్మణస్తిష్ఠువా తిష్ఠువా బ్రాహ్మణో హి బ్రాహ్మణస్తిష్ఠువా బ్రాహ్మణస్తిష్ఠువా తిష్ఠువా బ్రాహ్మణో బ్రాహ్మణస్తిష్ఠువా రాజన్యస్య రాజన్యస్య తిష్ఠువా బ్రాహ్మణో బ్రాహ్మణస్తిష్ఠువా రాజన్యస్య తిష్ఠువా రాజన్యస్య రాజన్యస్య తిష్ఠువా తిష్ఠువా రాజన్యస్య త్రైష్ఠువ శ్రేష్ఠువో రాజన్యస్య తిష్ఠువా తిష్ఠువా రాజన్యస్య త్రైష్ఠువా రాజన్యస్య ప్రైష్ఠుభ స్త్రైష్ఠుభో రాజన్యస్య రాజన్యస్య త్రైష్ఠుభో హి త్రైష్ఠుభో రాజన్యస్య రాజన్యస్య త్రైష్ఠుభో హి త్రైష్ఠుభో హి త్రైష్ఠుభ శ్రేష్ఠుభో హి రాజన్యో రాజన్యో హి త్రైష్ఠుభ శ్రేష్ఠుభో హి రాజన్య రాజన్యో రాజన్యో హి రాజన్య శయ్యుగో శయ్యుగో రాజన్యో హి రాజన్య శయ్యుం రాజన్య శయ్యుగో శయ్యుగో రాజన్యో రాజన్య శయ్యుం బారుహస్పత్యం బారుహస్పత్యగో శయ్యుగో రాజన్యో రాజన్య శయ్యుం శయ్యుంబారహస్పత్యం మేధో మేధో బారహస్పత్యగో శయ్యుగో శయ్యుంబారహస్పత్యం మేధోస్పత్యం మేధో మేధో బారహస్పత్యం బారహస్పత్యం మేధో నన మేధో బారహస్పత్యం బారహస్పత్యం మేధో మేధో నన మేధో మేధో నోపోపన మేధో మేధో నోప నోపోపన నోపానమద నమదుపన నోపానమద నమద నమదు పోప నమత్సో నమదు పోప నమత్స నమత్సో నమద నమత్సో అగ్నిమగ్నిగుంసో నమద నమత్సో అగ్నింసో అగ్నిమగ్నిగుంససో అగ్నిం రప్రాగ్నిగుంససో అగ్నిం రాగ్నిం రప్రాగ్నిమగ్నిం రావిషత విషత్రాగ్నిమగ్నిం రావిషత్ రావిషత విషత్ర ప్రావిషత్సో విషత్ర ప్రావిషత్సో విషద విషత్సో అగ్నేరగ్నేస్వ విషద విషత్సో ప్రజాపతినా ప్రజాపతినా క్రమయత్యశ్వమశ్వమాక్రమయ క్రమయతి ప్రజాపతినా క్రమయతి ప్రజాపతినా ప్రజాపతినా క్రమయత్యాక్రమయతి ప్రజాపతి నైవైవ ప్రజాపతినా క్రమయత్యాక్రమయతి ప్రజాపతి నైవ క్రమయతీత్యాక్రమయతి ప్రజాపతి నైవైవ ప్రజాపతినా ప్రజాపతి నైవాగ్నిమగ్నిమేవ ప్రజాపతినా ప్రజాపతి నైవాగ్ని ప్రజాపతినేతి ప్రజాపతినాగ్నిమగ్నిమేవైవాగ్నించునుతే జునుతేగ్నిమేవైవాగ్నించునుతేగ్నిమగ్నించునుతే పుష్కరవర్ణం పుష్కరవర్ణం చునుతేగ్నిమగ్నించునుతే పుష్కరవర్ణం చునుతే పుష్కరవర్ణం పుష్కరవర్ణం చునుతే జునుతే పుష్కరవర్ణముపోప పుష్కరవర్ణం చునుతే జునుతే పుష్కరవర్ణముపుష్కరవర్ణముపోప పుష్కరవర్ణం పుష్కరవర్ణముపదధాతి దధాత్యుప పుష్కరవర్ణం పుష్కరవర్ణముపదధాతి పుష్కరవర్ణమితి పుష్కర వర్ణం ఉపదధాతి దధాత్యుపోపదధాతి నిర్యో నిర్దధాత్యుపోపదధాతియో నిర్దధాతి దధాతి యో నిర్వైవయ్యో నిర్దధాతి దధాతి యో నిర్వైయో నిర్వైవయ్యో నిర్యో నిర్వా అగ్నేరగ్నేర్వయ్యో నిర్యో నిర్వా అగ్నేరగ్నేర్వైవా అగ్నే పుష్కరవర్ణం పుష్కరవర్ణమగ్నేర్వైవా అగ్నే పుష్కరవర్ణం అగ్నే పుష్కరవర్ణం పుష్కరవర్ణమగ్నేరగ్నే పుష్కరవర్ణ గుంసయో నిగుంసయో నిం పుష్కరవర్ణమగ్నేరగ్నే పుష్కరవర్ణగోసయో నిగోసయో నిం పుష్కరవర్ణం పుష్కరవర్ణగోసయో నిమేవైవ సయో నిం పుష్కరవర్ణం పుష్కరవర్ణగోసయో నిమేవ పుష్కరవర్ణమిది పుష్కర వర్ణం సయో నిమేవైవ సయో నిగోసయో నిమేవాగ్నిమగ్నిమేవ సయో నిగోసయో నిమేవాగ్ని సయో నిమిది సా యోనిం ేవాగ్నిమగ్నిమేవైవాగ్నించునుతేజునుతేగ్నిమేవైవాగ్నించునుతేజునుతేగ్నిమగ్నించునుతే పామ పాంచునుతేగ్నిమగ్నించునుతే పామ పాంచునుతేజునుతే పాం పృష్టం పృష్టమ పాంచునుతేజునుతే పాం పృష్టం పాం పృష్టం పృష్టమ పామ పాం పృష్టమస్యసి పృష్టమ పామ పాం పృష్టమసీష్టమస్యసి పృష్టం పృష్టమసీతీత్యసి పృష్టం పృష్టమసీతీతీత్యసీత్యుపోభేత్యసీ ్యుపేతిపదధాతిపేతిపదధాతిపదధాత్యపామపాందధాత్యపోపదధాత్యపామపాందధాతి దధాత్యపాం వైవా అపాందధాతిపాం వై వైవా అపామపాం వా అపామపాం వా ఏతదేతద్వైవా ఏతత్పృష్టం పృష్టమేతద్వైవా ఏతత్పృష్టం ఏతత్పృష్టం పృష్టమేతదేతత్పృష్టయ్యద్యత్పృష్టమేతదే పృష్టయ్యత్పృష్టం పృష్టయ్యత్ పుష్కరవర్ణం పుష్కరవర్ణయ్యత్ పృష్టం పృష్టయ్యత్ పుష్కరవర్ణం పుష్కరవర్ణం పుష్కరవర్ణయ్యత్ పుష్కరవర్ణగో రూపేణ రూపేణ పుష్కరవర్ణయ్యత్ పుష్కరవర్ణగో రూపేణ పుష్కరవర్ణగో రూపేణ రూపేణ పుష్కరవర్ణం పుష్కరవర్ణగో రూపేణైవైవ రూపేణ పుష్కరవర్ణం పుష్కరవర్ణగో రూపేణైవ పుష్కరవర్ణమితి పుష్కర వర్ణం రూపేణైవైవ రూపేణ రూపేణ ైన దేన దేవేణ రూపేణైవైనత్ దేవైన దేన దేవైవైనదుపోపైన దేవైవైనదుపైనదుపైన దేనదుపదధాతి దధాత్యుపైన దేనదుపదధాతి దధాతి దధాత్యుపోపదధాతి దాదీతి దధాతి జ్ఞానంది జ్ఞానం బ్రహ్మ బ్రహ్మది జ్ఞానమితి జ్ఞానం బ్రహ్మ బ్రహ్మది జ్ఞానమితి జ్ఞానమితీతి జ్ఞానం జ్ఞానమితి రుక్మగో రుక్మమితి జ్ఞానం జ్ఞానమితి రుక్మం రుక్మగో రుక్మమితీతి రుక్మముపోప రుక్మమితీతి రుక్మముప రుక్మముపోప రుక్మగో రుక్మముపదధాతి దధాత్యుప రుక్మగో రుక్మముపదధాతి ఉపదధాతి దధాత్యుపోపదధాతి బ్రహ్మముఖ బ్రహ్మముఖా దధాత్యుపోపదధాతి బ్రహ్మముఖా బ్రహ్మముఖ బ్రహ్మముఖా దధాతి దధాతి బ్రహ్మముఖా వై వై బ్రహ్మముఖా దధాతి దధాతి బ్రహ్మముఖా వై బ్రహ్మముఖా వై వై బ్రహ్మముఖా బ్రహ్మముఖా వై ప్రజాపతి ప్రజాపతిర్వై బ్రహ్మముఖా బ్రహ్మముఖా వై ప్రజాపతి బ్రహ్మముఖాయి ప్రజాపతి ప్రజాపతిర్వై వై ప్రజాపతి ప్రజా ప్రజా ప్రజాపతిర్వై వై ప్రజాపతి ప్రజా ప్రజాపతి ప్రజా ప్రజా ప్రజాపతి ప్రజాపతి ప్రజా సృజత సృజత ప్రజా ప్రజాపతి ప్రజాపతి ప్రజా సృజత ప్రజాపతిరితి ప్రజాపతి ప్రజా అసృజత సృజత ప్రజా ప్రజా అసృజత బ్రహ్మముఖా బ్రహ్మముఖా అసృజత ప్రజా ప్రజా అసృజత బ్రహ్మ ముఖాజత బ్రహ్మముఖా అసృజతృజత బ్రహ్మముఖా ఏవైవ బ్రహ్మముఖా అసృజతృజత బ్రహ్మముఖా ఏవైవ బ్రహ్మముఖా బ్రహ్మముఖా ఏవ తత్తదేవ బ్రహ్మముఖా బ్రహ్మముఖా ఏవ తత్ బ్రహ్మముఖా ఇది బ్రహ్మా బ్రాహ్మణో వనస్పతయ ప్రజాయేరం జాజేరం ప్రవణస్పతయో వనస్పతయః ప్రజాయేరన్ ప్రజాయేరను యజ్జాయేరన్ ప్రజాయేరను యజ్జాయేరను యజ్జాయేరన్ జాజేరను యదంతరిక్షేంతరిక్షే యజ్జాయేరన్ జాజేరను యదంతరిక్షే అంతరిక్షేంతరిక్షే యజ్జదంతరిక్షే చిన్వీత చిన్వీతాంతరిక్షే యజ్జదంతరిక్షే చిన్వీతాంతరిక్షే చిన్వీత చిన్వీతాంతరిక్షేంతరిక్షే చిన్వీతాంతరిక్షమంతరిక్షం చిన్వీతాంతరిక్షేంతరిక్షే చిన్వీతాంతరిక్షమంతరిక్షం చిన్వీత చిన్వీతాంతరిక్షగో శుచాశుచాంతరిక్షం చిన్వీత చిన్వీతాంతరిక్షగో శుచాంతరిక్షగో శుచాశుచాంతరిక్షమంతరిక్షగో శుచార్పజే దర్పజేచ్ఛుతాంతరిక్షమంతరిక్షగో శుచార్పజే శుచార్పజే దర్పజే శుచాశుచార్పజేన్ననార్పజే శుచాశుచార్పజేన్నార్పజేన్ననార్పజే దర్పజేన్నవయాగోషిపజాగోషినార్పజే దర్పజేన్నవయాగోషి ఇష్టకాయ ఆతృణ్ణమనోపదధ్యాత్ పశూనా హోత్రా స్వేవైనమేనమేవ హోత్రా సుహోత్రా స్వేవైనం ఏవైనమేన మే వైవైనం ప్రతి ప్రత్యేన మే వైవైనం ప్రతి ప్రత్యేన మేనం ప్రతిష్టాపయతి స్థాపయతి ప్రత్యేన మేనం ప్రతిష్టాపయతి ప్రతిష్టాపయతి స్థాపయతి ప్రతి ప్రతిష్టాపయతి సృజౌ సృజౌ స్థాపయతి ప్రతి ప్రతిష్టాపయతి సృజౌ సృజౌ సృజౌ స్థాపయతి స్థాపయతి సృజాముపోప సృజౌ స్థాపయతి స్థాపయతి సృజాముపోప సృజౌ సృజాముపదధాతి దధాత్యుప సృజౌ సృజాముపదధాతి తస్మాదౌదుంబరీముత్తరాముత్తరామోదుంబరీం తస్మాత్ తరామిత్యత. ఔదుంబరీం తస్మాదౌదుంబరీం ఔదుంబరీం తస్మాదస్యాస్తస్మాదౌదుంబరీం ఔదుంబరీం తస్మాదస్యాసావసావస్యాస్తస్మాదస్యాసౌ పూర్ణాం పూర్ణమాజ్యోత్తరోత్తరాజ్యస్య పూర్ణాజ్యస్య పూర్ణాం పూర్ణమాజ్యస్యాజ్యస్య పూర్ణాంకార్ష్మర్యమయీ పూర్ణమాజ్యస్యాజ్యస్య ఉపతిష్టేతే తిష్టేతే ఉపోపతిష్టేతే విరాజి విరాజి తిష్టేతే ఉపోపతిష్టేతే విరాజి తిష్టేతే విరాజి విరాజి తిష్టేతే తిష్టేతే విరాజి అగ్నిరగ్నిర్విరాజి తిష్టేతే తిష్టేతే విరాజి అగ్ని విరాజితే తిష్టేతే విరాజి అగ్నిరగ్నిర్విరాజి విరాజి అగ్నిశ్చేతవ్యశ్చేతవ్యోగ్నిర్విరాజి విరాజి అగ్నిశ్చేతవ్య విరాజీతి విరాజి అగ్నిశ్చేతవ్యశ్చేతవ్యోగ్నిరగ్నిశ్చేతవ్య ఇది చేతవ్యేతవ్యేతవ్య ఇత్యాహురాహురితి చేతవ్యశ్చేతవ్య ఇత్యాహురాహురిదీత్యాహుసృక్సృగాహురిదీత్యాహుసృగాహుసృగ్వై వై సృగాహురాహుసృగ్వై వై వై సృక్సృగ్వై విరాట్ విరాట్ వై సృక్సృగ్వై విరాట్ వై విరాట్ విరాట్ వై వై విరాట్యద్యత్ విరాట్ వై వై విరాట్యత్ విరాట్యద్యత్ విరాట్ విరాట్యత్ సృగౌ సృగౌ యద్ విరాట్ విరాట్యత్ సృగౌ విరాడితి వీరాడౌ సృగౌ యద్యత్ సృజావుపదధాత్యుపదధాతి సృగౌ యద్యత్ సృజావుపదధాతి సృజావుపదధాత్యుపదధాతి సృజౌ సృజావుపదధాతి విరాజి విరాజ్యుపదధాతి సృజౌ సృజావుపదధాతి విరాజి పదధాతి విరాజి విరాజ్యుపదధాత్యుపదధాతి విరాజ్యేవైవ విరాజ్యుపదధాత్యుపదధాతి విరాజ్యేవాపదధాతిత్యుపదధాతి విరాజ్యేవైవ విరాజి విరాజ్యేవాగ్నిమగ్నిమేవ విరాజి విరాజ్యేవాగ్ని విరాజీతి విరాజి ఏవాగ్నిమగ్నిమేవైవాగ్నిమేవైవాగ్నిమగ్నించునుతే యజ్ఞముఖే యజ్ఞముఖే యజ్ఞముఖే యజ్ఞముఖే జనుతే అగ్నిమగ్నించునుతే యజ్ఞముఖే యజ్ఞముఖే జనుతే యజ్ఞముఖే యజ్ఞముఖే యజ్ఞముఖే యజ్ఞముఖే జనుతే జనుతే యజ్ఞముఖే యజ్ఞముఖే వై వై యజ్ఞముఖే యజ్ఞముఖే జనుతే జనుతే యజ్ఞముఖే యజ్ఞముఖే వై యజ్ఞముఖే యజ్ఞముఖే వై వై యజ్ఞముఖే యజ్ఞముఖే యజ్ఞముఖే యజ్ఞముఖే వై క్రియమాణే క్రియమాణే వై యజ్ఞముఖే యజ్ఞముఖే యజ్ఞముఖే యజ్ఞముఖే వై క్రియమాణే యజ్ఞముఖే యజ్ఞముఖ ఇది యజ్ఞముఖే యజ్ఞముఖే వై క్రియమాణే క్రియమాణే వై వై క్రియమాణే యజ్ఞం యజ్ఞం క్రియమాణే వై వై క్రియమాణే యజ్ఞం క్రియమాణే యజ్ఞం యజ్ఞం క్రియమాణే క్రియమాణే యజ్ఞగో రక్షాగోసి రక్షాగోసి యజ్ఞం క్రియమాణే క్రియమాణే యజ్ఞగో రక్షాగోసి యజ్ఞగో రక్షాగోసి రక్షాగోసి యజ్ఞం యజ్ఞగో రక్షాగోసి దిఘాగం సంధి దిఘాగం సంధి రక్షాగోసి యజ్ఞం యజ్ఞగో రక్షాగోసి దిఘాగం సంధి రక్షాగోసి దిఘాగం సంధి దిఘాగం సంధి రక్షాగోసి రక్షాగోసి దిఘాగం సంధి యజ్ఞముఖం యజ్ఞముఖం దిఘాగం సంధి రక్షాగోసి రక్షాగోసి దిఘాగం సంధి యజ్ఞముఖం దిఘాగం సంధి యజ్ఞముఖం యజ్ఞముఖం దిఘాగం సంధి దిఘాగం సంధి యజ్ఞముఖగో రుక్మో రుక్మో యజ్ఞముఖం దిఘాగం సంధి దిఘాగం సంధి యజ్ఞముఖగో రుక్మః యజ్ఞముఖగో రుక్మో రుక్మో యజ్ఞముఖం యజ్ఞముఖగో రుక్మో యద్యత్ రుక్మో యజ్ఞముఖం యజ్ఞముఖగో రుక్మో యత్ యజ్ఞముఖమిది యజ్ఞ ముఖం రుక్మో యద్యత్ రుక్మో రుక్మో యద్ రుక్మగో రుక్మం యద్ రుక్మో రుక్మో యద్ రుక్మం యద్ రుక్మగో రుక్మం యద్యత్ రుక్మం వ్యాఘారయతి వ్యాఘారయతి రుక్మం యద్యత్ రుక్మం వ్యాఘారయతి రుక్మం వ్యాఘారయతి వ్యాఘారయతి రుక్మగో రుక్మం వ్యాఘారయతి యజ్ఞముఖాత్ యజ్ఞముఖాత్ వ్యాఘారయతి రుక్మగో రుక్మం వ్యాఘారయతి యజ్ఞముఖాత్ వ్యాఘారయతి యజ్ఞముఖాత్ యజ్ఞముఖాత్ వ్యాఘారయతి వ్యాఘారయతి యజ్ఞముఖాదేవైవ యజ్ఞముఖాత్ వ్యాఘారయతి వ్యాఘారయతి యజ్ఞముఖాదేవాఘారయతీతి వ్యాఘారయతి యజ్ఞముఖాదేవైవ యజ్ఞముఖాద్యజ్ఞముఖాదేవ రక్షాగుంసి రక్షాగస్యేవ యజ్ఞముఖాద్యజ్ఞముఖాదేవ రక్షాగుంసి యజ్ఞముఖాదితి యజ్ఞ ముఖా రక్షాగుంసి రక్షాగస్యేవైవ రక్షాగస్య పాప రక్షాగస్యేవైవ రక్షాగస్య పాక్షాగస్య పాప రక్షాగుంసి రక్షాగస్య వహంతి హంత్య పరక్షాగుంసి రక్షాగస్య వహంతి అవహంతి హంత్య పాప హంతి పంచభిః పంచభిర్హంత్య పాప హంతి పంచభిః పంచభిః పంచభిర్హంతి హంతి పంచభిర్వ్యాఘారయతి వ్యాఘారయతి పంచభిర్హంతి హంతి పంచభిర్వ్యాఘారయతి పంచభిర్వ్యాఘారయతి వ్యాఘారయతి పంచభిః పంచభిర్వ్యాఘారయతి పాంతః పాంతో వ్యాఘారయతి పంచభిః పంచభిర్వ్యాఘారయతి పాంతః పంచభిరితి పంచభిః వ్యాఘారయతి పాంతః పాంతో వ్యాఘారయతి వ్యాఘారయతి పాంతో యజ్ఞో యజ్ఞః పాంతో వ్యాఘారయతి వ్యాఘారయతి పాంతో యజ్ఞః ఆఘారయతి పాంతో యజ్ఞో యజ్ఞః పాంతః పాంతో యజ్ఞో యావాన్ యావాన్ యజ్ఞః పాంతః పాంతో యజ్ఞో యావాన్ యజ్ఞో యావాన్ యావాన్ యజ్ఞో యజ్ఞో యావానే వైవ యావాన్ యజ్ఞో యజ్ఞో యావానే యావానేవయావాన్ యావానేవ యజ్ఞో యజ్ఞ ఏవ యావాన్ యావానేవ యజ్ఞః యజ్ఞో యజ్ఞ ఏవైవ యజ్ఞస్తస్మాత్ తస్మాత్ యజ్ఞ ఏవైవ యజ్ఞస్తస్మాత్ యజ్ఞస్తస్మాత్ తస్మాత్ యజ్ఞో యజ్ఞస్తస్మాత్ రక్షాగుంసి రక్షాగుంసి తస్మాత్ యజ్ఞో యజ్ఞస్తస్మాత్ రక్షాగుంసి రక్షాగుంసి రక్షాగుంసి తస్మాత్ తస్మాత్ రక్షాగుస్య పాప రక్షాగుంసి తస్మాత్ తస్మాత్ రక్షాగుస్య రక్షాగస్య పాప రక్షాగుంసి రక్షాగస్య పహంతి హంత్య పరక్షాగుంసి రక్షాగస్య పహంతి హంతి హంత్య పాప హంత్యక్ష్ణయా పాప హంత్యక్ష్ణయాక్ష్ణయా హంతి హంత్యక్ష్ణయా వ్యాఘారయతి వ్యాఘారయత్యక్ష్ణయా హంతి హంత్యక్ష్ణయా వ్యాఘారయతి క్ష్ణయా వ్యాఘారయతి వ్యాఘారయత్యక్ష్ణయాక్ష్ణయా వ్యాఘారయతి తస్మాత్ తస్మాత్ వ్యాఘారయత్యక్ష్ణయాక్ష్ణయా వ్యాఘారయతి తస్మాత్ వ్యాఘారయతి తస్మాత్ తస్మాత్ వ్యాఘారయతి వ్యాఘారయతి తస్మాదక్ష్ణయాక్ష్ణయా తస్మాత్ వ్యాఘారయతి వ్యాఘారయతి తస్మాదక్ష్ణయా వ్యాఘారయతీతి వి ఆఘారయతి తస్మాదక్ష్ణయాక్ష్ణయా తస్మాత్ తస్మాదక్ష్ణయా పశవః పశవోక్ష్ణయా తస్మాదక్ష్ణయా పశవః క్ష్ణయా పశవః పశవోక్ష్ణయాక్ష్ణయా పశవోంగాన్యంగాని పశవోక్ష్ణయాక్ష్ణయా పశవోంగాని పశవోంగాన్యంగాని పశవః పశవోంగాని ప్రప్రాంగాని పశవః పశవోంగాని ప్రాంగాని ప్రప్రాంగాన్యంగాని ప్రహరంది హరంది ప్రాంగాన్యంగాని ప్రహరంది ప్రహరంది హరంది ప్రహరంది ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యై హరంది ప్రహరంది ప్రతిష్ఠిత్యై హరంది ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యై హరంది హరంది ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యా ఇది ప్రతిష్ఠిత్యై మాతృన్నామ గోప స్వయ మాతృన్నాగు స్వయ మాతృన్నామ ఉపదధాతి ఉప స్వయ మాతృన్నాగు స్వయ మాతృన్నామ ఉపదధాతి మాతృన్నామితి స్వయం మాతృన్నాయం దాతి దాతీయం వై వా ఇయం దాతి దాతీయం వై వై వా ఇయమయం వై స్వయ మాతృన్నా స్వయ మాతృన్నా వా ఇయమయం వై స్వయ మాతృన్నా వై స్వయ మాతృన్నా స్వయ మాతృన్నా వై వై స్వయ మాతృన్నే మామి స్వయ మాతృన్నా వై వై స్వయ మాతృన్నే మాతృన్నే మామి స్వయ మాతృన్నా స్వయ మాతృన్నే మామే వై వే మా విశ్వే మాతృన్నా స్వయ మాతృన్నే మామేవాతృన్నేది స్వయం మాతృన్నాపై వోపధత్తే దత్త ఉపోపధత్తే శ్రమశ్వం దత్త ఉపోపధత్తే శ్రమ్ ఘ్రాపయతి ప్రాణం ప్రాణం ఘ్రాపయత్యుపోవఘ్రాపయతి ప్రాణం ప్రాణమేవైవ ప్రాణం ప్రాణమేవాస్యామ ప్రాణం ప్రాణమేవాణమితి ప్రాణమిశ్యామేవైవాస్యాందథాతిదథాత్యస్యామేవైవాస్యాందథాతి ప్రాజాపత్య ప్రాజాపత్యోథో దధాతి దథాత్యథో ప్రాజాపత్య ప్రాజాపత్య ప్రాజాపత్యోథో అశ్వో వై ప్రాజాపత్య ప్రాజాపత్యో వా అశ్వ ప్రజాపత్య ఇది ప్రజాపత్య అశ్వశ్వో వై వా అశ్వ ప్రజాపతినా ప్రజాపతినాశ్వో వై వా అశ్వ ప్రజాపతినా అశ్వ ప్రజాపతినా ప్రజాపతినాశ్వశ్వ ప్రజాపతినైవైవ ప్రజాపతినాశ్వశ్వ ప్రజాపతినైవ ప్రజాపతినైవైవ ప్రజాపతినా ప్రజాపతినైవాగ్నిమగ్నిమేవ ప్రజాపతినా ప్రజాపతినైవాగ్నిం ప్రజాపతినేతి ప్రజాపతినా ఏవాగ్నిమగ్నిమేవైవాగ్నించునుతేనుతేనుతేనుతేనుతే ప్రథమా ప్రథమా చునుతే అగ్నిమగ్నించునుతే ప్రథమా ప్రథమా ప్రథమా చునుతే తునుతే ప్రథమేష్టకేష్టక ప్రథమా చునుతే తునుతే ప్రథమేష్టకేష్టక ప్రథమా ప్రథమేష్టకోపధీయమానోపధీయమానేష్టక ప్రథమా ప్రథమేష్టకోపధీయమానోపధీయమానేష్టకేష్టకోపధీయమానా పశూనాం పశూనాముపధీయమానేష్టకేష్టకోపధీయమానా పశూనాధీయమానా పశూనాం పశూనాముపధీయమానోపధీయమానా పశూనాధీయమానా పశూనాముపధీయమానోపధీయమానా పశూనాధీయమానేత్యుపాధీయమానా పశూనాం పశూనాంచ యజమానస్య చ పశూనాం పశూనాంచ యజమానస్య ప్రాణం ప్రాణం చ యజమానస్య యజమానస్య చ ప్రాణం ప్రాణం ప్రాణం చ ప్రాణమప్యపి ప్రాణం చ ప్రాణమపి ప్రాణమప్యపి ప్రాణం ప్రాణమపి దధాతి దధాత్యపి ప్రాణం ప్రాణమపి దధాతి ప్రాణమితి ప్రాణం అపి దధాతి దధాత్యప్యపి దధాతి స్వయమాతృణ్ణా స్వయమాతృణ్ణా దధాత్యప్యపి దధాతి స్వయమాతృణ్ణా స్వయమాతృణ్ణా స్వయమాతృణ్ణా దధాతి దధాతి స్వయమాతృణ్ణా భవతి భవతి స్వయమాతృణ్ణా దధాతి దధాతి స్వయమాతృణ్ణా భవతి స్వయమాతృణ్ణా భవతి భవతి స్వయమాతృణ్ణా స్వయమాతృణ్ణా భవతి ప్రాణానాహం ప్రాణానాహం భవతి స్వయమాతృణ్ణా స్వయమాతృణ్ణా భవతి ప్రాణానాహం స్వయమాతృణ్ణేతి స్వయం ప్రాణానాహం ప్రాణానాహం భవతి భవతి ప్రాణానామృత్సృష్ట్యా ఉత్సృష్టి ప్రాణానాహం భవతి భవతి ప్రాణానామృత్సృష్టి ప్రాణానామృత్సృష్ట్యా ఉత్సృష్టి ప్రాణానాహం ప్రాణానామృత్సృష్ట్యా అథో అథో ఉత్సృష్టి ప్రాణానాహం ప్రాణానామృత్సృష్ట్యా అథో ప్రాణానామిది ప్రాణానామృత్యా అథో అథో ఉత్సృష్ట్యా ఉత్సృష్ట్యా అథో సువర్గస్య సువర్గస్యాథో ఉత్సృష్ట్యా ఉత్సృష్ట్యా అథో సువర్గస్య సృష్ట్యా ఇత్యుత్ సృష్టి అథో సువర్గస్య సువర్గస్యాథో అథో సువర్గస్య లోకస్య లోకస్య సువర్గస్యాథో అథో సువర్గస్య లోకస్య అథో ఇత్యథో సువర్గస్య లోకస్య లోకస్య సువర్గస్య సువర్గస్య లోకస్యానుఖ్యాత్యా అనుఖ్యాత్యై లోకస్య సువర్గస్య సువర్గస్య లోకస్యానుఖ్యాత్యై సువర్గస్యేతి స్యానుఖ్యాత్యా అనుఖ్యాత్యై లోకస్య లోకస్యానుఖ్యాత్యా అగ్నావగ్నావనుఖ్యాత్యై లోకస్య లోకస్యానుఖ్యాత్యా అగ్నౌ అనుఖ్యాత్యా అగ్నావగ్నావనుఖ్యాత్యా అనుఖ్యాత్యా అగ్నావగ్నిరగ్నిరగ్నావనుఖ్యాత్యా అనుఖ్యాత్యా అగ్నావగ్ని అనుఖ్యాత్యా ఇత్యనుఖ్యాత్యై అగ్నావగ్నిరగ్నిరగ్నావగ్నావగ్నిశ్చేతవ్యశ్చేతవ్యో అగ్నిరగ్నావగ్నావగ్నిశ్చేతవ్యేతవ్యోగ్నిరగ్నిశ్చేతవ్యేతవ్యేతవ్యేతవ్యశ్చేతవ్య ఇత్యాహురాహురితి చేతవ్యశ్చేతవ్య ఇత్యాహురాహురితిహురేష వైవా ఏష ఆహురాహురేష వై ఏషమైవా ఏష ఏష వా అగ్నిరగ్నిర్వా ఏష ఏష వా అగ్ని అగ్నిరగ్నిర్వైవా అగ్నిర్వైష్వానరో వైష్వానరో అగ్నిర్వైవా అగ్నిర్వైష్వానరః అగ్నిర్వైష్వానరో వైష్వానరో యద్యద్వైష్వానరో అగ్నిరగ్నిర్వైష్వానరో యత్ ఈష్వానరో యద్యద్వైష్వానరో వైష్వానరో యత్ బ్రాహ్మణో బ్రాహ్మణో యద్వై వైరీష్వానరో బ్రాహ్మణో స్మృతి ద్వారే వైరద్వో స్మృతి స్మృతి

ప్రతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్టతిష్ట ప్రతను సహస్రేణ సహస్రేణ తను ప్రతను సహస్రేణ సహస్రేణ సహస్రేణ తను సహస్రేణ శతేన శతేన సహస్రేణ తను సహస్రేణ శతేన సహస్రేణ శతేన శతేన సహస్రేణ సహస్రేణ శతేన చతేన సహస్రేణ సహస్రేణ శతేన చతేన శతేన చేతి శతేన శతేన చేతి చేతి చచేత్యాహ హేతి చచేత్యాహ హేదీత్యాహ సహస్ర సహస్ర ఆహేదీత్యాహ సహస్ర సహస్ర సహస్ర ఆహ సహస్ర ప్రజాపతి ప్రజాపతి సహస్ర ఆహ సహస్ర ప్రజాపతి సహస్ర ప్రజాపతి ప్రజాపతి సహస్ర సహస్ర ప్రజాపతి ప్రజాపతే ప్రజాపతే ప్రజాపతి సహస్ర సహస్ర ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతే ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతే రాప్యా ఆప్తి ప్రజాపతే ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతే రాప్తి ప్రజాపతిరితి ప్రజాపతి ప్రజాపతే రాప్త్యా ఆప్త్యై ప్రజాపతే ప్రజాపతే రాప్త్యై దేవలక్ష్మం దేవలక్ష్మమాప్త్యై ప్రజాపతే ప్రజాపతే రాప్త్యై దేవలక్ష్మం ప్రజాపతేరితి ప్రజాపతే ఆప్త్యై దేవలక్ష్మం దేవలక్ష్మమాప్త్యా ఆప్త్యై దేవలక్ష్మం వై వై దేవలక్ష్మమాప్త్యా ఆప్త్యై దేవలక్ష్మం వై దేవలక్ష్మం వై వై దేవలక్ష్మం దేవలక్ష్మం వై త్రియాలిహితాత్రియాలిహితా వై దేవలక్ష్మం దేవలక్ష్మం వై త్రియాలిహితా దేవలక్ష్మమిది దేవ లక్ష్మం వై త్రియాలిఖితా త్రియాలిఖితా వై వై త్రియాలిఖితా తాం తాం త్రియాలిఖితా వై వై త్రియాలిఖితా త్రియాలిఖితా తాం తాం త్రియాలిఖితా త్రియాలిఖితా తాముత్తర లక్ష్మాణముత్తర లక్ష్మాణం తాం త్రియాలిఖితా త్రియాలిఖితా తాముత్తర లక్ష్మాణం యాలిఖితేతి త్రీ ఆలిఖితా లక్ష్మాణముత్తర లక్ష్మాణం తాం తాముత్తర లక్ష్మాణం దేవా దేవా ఉత్తర లక్ష్మాణం తాం తాముత్తర లక్ష్మాణం దేవాంతర లక్ష్మాణం దేవా దేవా ఉత్తర లక్ష్మాణం ఉత్తర లక్ష్మాణం దేవా ఉపోపదేవా ఉత్తర లక్ష్మాణం ఉత్తర లక్ష్మాణం దేవా ఉపోత్తర లక్ష్మాణమిత్యుత్తరా లక్ష్మాణం దేవా ఉపోపదేవా దేవా ఉపాదధతా దధతోపదేవా దేవా ఉపాదధతా ఉపాదధతోపోపాదధతా ధర లక్ష్మాణమధర లక్ష్మాణమదధతోపోపాదధతా ధర లక్ష్మాణం దధతా ధర లక్ష్మాణమధర లక్ష్మాణమదధతా దధతా ధర లక్ష్మాణమసురా అసురా అధర లక్ష్మాణమదధతా దధతా ధర లక్ష్మాణమసురా అధర లక్ష్మాణమసురా అసురా అధర లక్ష్మాణమధర లక్ష్మాణమసురాయమసురా అధర లక్ష్మాణమధర లక్ష్మాణ అధర లక్ష్మాణమిత్యధర లక్ష్మాణం అసురాయం యమసురా అసురాయం కామయేత కామయేత యమసురా అసురాయం కామయేత కామయేత కామయేత లింగ్యం కామయేత వసీయానువసీయాన్ కామయేత లింగ్యం కామయేత వసీయాన్ కామయేత వసీయానువసీయాన్ కామయేత కామయేత వసీయాన్ స్యాత్ స్యాత్ వసీయాన్ కామయేత కామయేత వసీయాన్ స్యాత్ వసీయాన్ స్యాత్ స్యాత్ వసీయానువసీయాన్ స్యాదితి స్యాత్ స్యాదిత్యుత్తర లక్ష్మాణముత్తర లక్ష్మాణమితి స్యాత్ స్యాదిత్యుత్తర లక్ష్మాణం ఇత్యుత్తర లక్ష్మాణముత్తర లక్ష్మాణమితి ఇత్యుత్తర లక్ష్మాణం తస్య తస్యోత్తర లక్ష్మాణమితి ఇత్యుత్తర లక్ష్మాణం తస్యా లక్ష్మాణం తస్య తస్యోత్తర లక్ష్మాణముత్తర లక్ష్మాణం తస్యోపోపదస్యోత్తర లక్ష్మాణముత్తర లక్ష్మాణం తస్యోపోత్తర లక్ష్మాణమిత్యుత్తర ోపద్యాద్యాదుపద్యాద్యాదుపద్యాద్యాదుపద్యాద్యాదు వసీయాన్ దధ్య ప్రాణ్వన్ ప్రాసత్ పదసత్ పత్ ప్రాణ్వన్ ప్రాసత్ పశూనాం పశూనాం మృతానాం పశూనాం పశూనాం పశూనాం మృతానాం పశూనాం శీర్షాణి శీర్షాణి పశూనాం మృతానాం మృతానాం పశూనాగుంశీరుషాణ్యుపధీయంత ఉపధీయంతే శీరుషాణి పశూనాం పశూనాగుం శీరుషాణ్యుపధీయంతే శీరుషాణ్యుపధీయంత ఉపధీయంతే శీరుషాణి శీరుషాణ్యుపధీయంతే యద్యదుపధీయంతే శీరుషాణి శీరుషాణ్యుపధీయంతే యద్ధీయంతే యద్యదుపధీయంత ఉపధీయంతే యజ్జీవంతం జీవంతం యదుపధీయంత ఉపధీయంతే యజ్జీవంతం ఉపధీయంత ఇత్యుపాధీయంతే జీవంతం జీవంతం యద్యజ్జీవంతం కోర్మం కోర్మం జీవంతం యద్యజ్జీవంతం కోర్మం జీవంతం కోర్మం కోర్మం జీవంతం జీవంతం కోర్మముపదధాత్యుపదధాత్ కోర్మం జీవంతం జీవంతం కోర్మముపదధాతి కోర్మముపదధాత్యుపదధాతి కోర్మం కోర్మముపదధాతి తేన తేనోపదధాతి కోర్మం కోర్మముపదధాతి తేన పదధాతి తేన తేనోపదధాత్యుపదధాతి తేనాశ్మశానచిత్ శ్మశానచిత్ తేనోపదధాత్యుపదధాతి తేనాశ్మశానచిత్ పదధాతీత్యుపదధాతి తేనాశ్మశానచిత్ శ్మశానచిత్ తేన తేనాశ్మశానచిత్ వాస్తవ్యో వాస్తవ్యో శ్మశానచిత్ తేన తేనాశ్మశానచిత్ వాస్తవ్యః శ్మశానచిత్ వాస్తవ్యో వాస్తవ్యో శ్మశానచిత్ శ్మశానచిత్ వాస్తవ్యో వై వై వాస్తవ్యో శ్మశానచిత్ శ్మశానచిత్ వాస్తవ్యో వై శ్మశానచిత్యశ్మశానచిత్ వాస్తవ్యో వై వై వాస్తవ్యో వాస్తవ్యో వా ఏష ఏష వై వాస్తవ్యో వాస్తవ్యో వా ఏష వా ఏష ఏష వై వా ఏష యద్యదేశ వై వా ఏషయత్ ఏష యద్యదేశ ఏష యత్ కూర్మ కూర్మో యదేశ ఏష యత్ కూర్మ కూర్మ కూర్మో యద్యత్ కూర్మో మధు మధు కూర్మో యద్యత్ కూర్మో మధు కూర్మో మధు మధు కూర్మ కూర్మో మధు వాతా వాతా మధు కూర్మ కూర్మో మధు వాతా మధు వాతా వాతా మధు మధు వాతా హృదాయ హృదాయతే వాతా మధు మధు వాతా హృదాయతే హృదాయతే వాతా వాతా హృదాయత ఇదిత్యృదాయతే వాతా వాతా హృదాయత ఇది హృదాయత ఇదిత్యృదాయత హృదాయత ఇది దధ్నా దధ్నేత్యృదాయత హృదాయత ఇది దధ్నాయత ఇత్యృదాయతే దధ్నా దధ్నేదీతి దధ్నా మధుమిశ్రేణ మధుమిశ్రేణ దధ్నేదీతి దధ్నా మధుమిశ్రేణ మధుమిశ్రేణ మధుమిశ్రేణ దధ్నా దధ్నా మధుమిశ్రేణాభ్యభిమధుమిశ్రేణ దధ్నా దధ్నా మధుమిశ్రేణాభి మధుమిశ్రేణాభ్యభిమధుమిశ్రేణ మధుమిశ్రేణాభ్యనక్త్యరత్యభిమధుమిశ్రేణ మధుమిశ్రేణాభ్యనక్తి మధుమిశ్రేణేతి మధు మిశ్రేణ అభ్యనక్త్యనక్త్యభ్యా అభ్యనక్తి స్వదయతి స్వదయత్యనక్త్యభ్యా అభ్యనక్తి స్వదయతి నక్తి స్వదయతి స్వదయత్యనక్త్యనక్తి స్వదయత్యేవైవ స్వదయత్యనక్త్యనక్తి స్వదయత్యేవ స్వదయత్యేవైవ స్వదయతి స్వదయత్యేవైనమేనమేవ స్వదయతి స్వదయత్యేవైనం ఏమైనమేనమే వై వైనం గ్రామ్యం గ్రామ్యమేనమే వై వైనం గ్రామ్యం ఏనం గ్రామ్యం గ్రామ్యమేనమేనం గ్రామ్యం వై వై గ్రామ్యమేనమేనం గ్రామ్యం వై గ్రామ్యం వై వై గ్రామ్యం గ్రామ్యం వా ఏతదేతద్ వై గ్రామ్యం గ్రామ్యం వా ఏతద్ వా ఏతదేతద్ వై వా ఏతదన్నమన్నమేతద్ వై వా ఏతదన్నం ఏతదన్నమన్నమేతదేతదన్నయ్యద్యదన్నమేతదేతదన్నయ్యద్ధ్యారణ్యమారణ్యం దధిద్యద్యద్ధ్యారణ్యం మధుమధ్వారణ్యం దధిద్యద్ధ్యారణ్యం మధు ఆరణ్యం మధుమధ్వారణ్యమారణ్యం మధు యద్యన్మధ్వారణ్యమారణ్యం మధు యద్మధు మధు యద్ధ్నా దధ్నాయన్ మధు మధు యద్ధ్నా దధ్నా మధుమిశ్రేణ మధుమిశ్రేణ దధ్నా దధ్నా మధుమిశ్రేణ ఆభ్యనక్త్యభ్యనక్తి మధుమిశ్రేణ దధ్నా దధ్నా మధుమిశ్రేణ ఆభ్యనక్తి మిశ్రేణ ఆభ్యనక్త్యభ్యనక్తి మధుమిశ్రేణ మధుమిశ్రేణ ఆభ్యనక్త్యుభయస్యోభయస్యాభ్యనక్తి మధుమిశ్రేణ మధుమిశ్రేణ ఆభ్యనక్త్యుభయస్యామిశ్రేణే మధు మిశ్రేణ అవరుధ్యా అవరుధ్యై మహీ ద్యౌర్ద్యోర్మహ్యవరుధ్యా అవరుధ్యై మహీ ద్యౌ అవరుధ్యా ద్యోర్మహీమహీ ద్యౌః పృథివీ పృథివీ ద్యోర్మహీమహీ ద్యౌః పృథివీ పృథివీ ద్యౌ ద్యౌ పృథివీ పృథివీ నోనశ్చ పృథివీ పృథివీ చ నోనశ్చీతి నోన ఇత్యాహ హేతి నోన ఉభయత ఉభయత ఏనమే వై వైనముభయత ఉభయత పరిపర్యుభయత ఉభయత పరిగృహ్ణాది గృహ్ణాది పర్యుభయత ఉభయత పరిగృహ్ణాది గృహ్ణాది ప్రాంచం ప్రాంచం గృహ్ణాది గృహ్ణాది ప్రాంచముపోప ప్రాంచం గృహ్ణాది గృహ్ణాది ప్రాంచముపదధాతి సువర్గస్య సువర్గస్య దధాత్యుపోపదధాతి సువర్గస్య సువర్గస్య లోకస్య లోకస్య సువర్గస్య సువర్గస్య లోకస్య సమష్టి సమష్టి లోకస్య సువర్గస్య సువర్గస్య లోకస్య సమష్టి లోకస్య సమష్టి సమష్టి లోకస్య లోకస్య సమష్టి పురస్తాత్ పురస్తాత్ సమష్టి లోకస్య లోకస్య సమష్టి పురస్తాత్ పురస్తాత్ పురస్తాత్ సమష్టి సమష్టి పురస్తాత్ ప్రత్యంచం ప్రత్యంచం పురస్తాత్ సమష్టి సమష్టి పురస్తాత్ ప్రత్యంచం సమష్ట్యా ఇది సమ్ ప్రత్యంచం ప్రత్యంచం పురస్తాత్ పురస్తాత్ ప్రత్యంచముపోప ప్రత్యంచం పురస్తాత్ పురస్తాత్ ప్రత్యంచముపోప ప్రత్యంచం ప్రత్యంచముపదధాతి దధాత్యుప ప్రత్యంచం ప్రత్యంచముపదధాతి దధాతి తస్మాత్ తస్మాత్ దధాతి దధాతి తస్మాత్ పురస్తాత్ పురస్తాత్ తస్మాత్ పురస్తాత్ పురస్తాత్ ప్రత్యంచ ప్రత్యంచ పురస్తాత్ పురస్తాత్ ప్రత్యంచ పశవః పశవః ప్రత్యంచ పురస్తాత్ పురస్తాత్ ప్రత్యంచ పశవః పశవః పశవః ప్రత్యంచ ప్రత్యంచ పశవో మేధం మేధం పశవః ప్రత్యంచ ప్రత్యంచ పశవో మేధం పశవో మేధం మేధం పశవః పశవో మేధముపోప మేధం పశవః పశవో మేధముపతిష్టంతే తిష్టంత ఉపమేధం ఉపతిష్టంత ఉపోపతిష్టందే యో వై వై యో యో వా అపనాభిమపనాభిం వై యో యో వా అపనాభిం వా అపనాభిమపనాభిం వై వా అపనాభిమగ్నిమగ్నిమపనాభిం వై వా అపనాభిమగ్నిం అపనాభిమగ్నిమగ్నిమపనాభిమపనాభిమ అగ్నిం చునుతే చునుతే అగ్నిమపనాభిమపనాభిమగ్నిం చునుతే అగ్నిం చునుతే చునుతే అగ్నిమగ్నిం చునుతే యజమానస్య యజమానస్య చునుతే అగ్నిమగ్నిం చునుతే యజమానస్య యజమానస్య యజమానస్య చునుతే చునుతే యజమానస్య నాభిన్నామి యజమానస్య చునుతే చునుతే యజమానస్య నాభిం యజమానస్యనాభిన్నాభియజమానస్య యజమానస్య నాభిమన్వనునాభియజమానస్య యజమానస్య నాభిమను నాభిమన్వనునాభిన్నాభిమను ప్రప్రాణనాభిన్నాభిమను ప్రాణ్వను ప్రవిశతి విశతి ప్రాణ్వను ప్రవిశతి ప్రవిశతి స సవిశతి ప్రవిశతి సహ సవిశతి విశతి స ఏనమే నగో సవిశతి ఈశ్వర ఏనమేనమీశ్వరో హి గుంసి దోరి హి గుంసి దోరీశ్వర ఏనమేనమీశ్వరో హి గుంసి దో ఈశ్వరోహిగుంసిదోరీశ్వర యజ్ఞముఖేన సంమితమవహంతి హంత్యవ సంమితగో సంమితమవహంతి సంమితమిది సంమితం అవహంతి హంత్యపావహంత్యన్నమన్నగోహంత్యపావహంత్యన్నమన్నగో హి హన్నమేవై వాన్నగో హి హన్నమేవాన్నమేవాకరకరేవాన్నమన్నమేవాకరకరే వై వాకర్వైష్ణవ్యా వైష్ణవ్యాకరే వై వాకర్వైష్ణవ్యా వైష్ణవ్యా వైష్ణవ్యాకరకర్వైష్ణవ్యచ్చా వైష్ణవ్యాకరకర్వైష్ణవ్యచ్చా వైష్ణవ్యచ్చోపోపార్చా వైష్ణవ్యా వైష్ణవ్యచ్చోపోపార్చోపదధాత్యుపదధాత్యుపోపదధాతి విష్ణుర్విష్ణుర్దధాత్యుపోపదధాతి విష్ణుర్విష్ణుర్దధాతి వై విష్ణుర్వై యజ్ఞో యజ్ఞో వై విష్ణుర్విష్ణుర్వై యజ్ఞ యజ్ఞో వై వైష్ణవా వైష్ణవా యజ్ఞో యజ్ఞో వైష్ణవా వనస్పతయో వనస్పతయో వైష్ణవా యజ్ఞో యజ్ఞో వైష్ణవా వనస్పతయ వైష్ణవా వనస్పతయో వనస్పతయో వైష్ణవా వైష్ణవా వనస్పతయో యజ్ఞే యజ్ఞే వనస్పతయో వైష్ణవా వైష్ణవా వనస్పతయో యజ్ఞే వనస్పతయో యజ్ఞే యజ్ఞే వనస్పతయో వనస్పతయో యజ్ఞ ఏవైవ యజ్ఞే వనస్పతయో వనస్పతయో యజ్ఞ ఏవ యజ్ఞ ఏవైవ యజ్ఞే యజ్ఞ ఏవ యజ్ఞం యజ్ఞమేవ యజ్ఞే యజ్ఞ ఏవ యజ్ఞం ఏవ యజ్ఞం యజ్ఞమేవైవ యజ్ఞం ప్రతి ప్రతి యజ్ఞమేవైవ యజ్ఞం ప్రతి యజ్ఞం ప్రతి ప్రతి యజ్ఞం యజ్ఞం ప్రతిష్టాపయతి స్థాపయతి ప్రతి యజ్ఞం యజ్ఞం ప్రతిష్టాపయతి స్థాపయతి స్థాపయతి ప్రతి ప్రతిష్టాపయతి స్థాపయతి స్థాపయతి ఏషాం వై వా ఏషామేషాం వా ఏతదేతద్వా ఏషామేషాం వా ఏతద్ ఏతదేతద్వైవ ఏతల్లోకానాం లోకానామేతద్వైవ ఏతల్లోకానాం లోకానామేతదేతల్లోకానాం జ్యోతిర్జ్యోతిర్లోకానామేతదేతల్లోకానాం జ్యోతి లోకానాం జ్యోతిర్జ్యోతిర్లోకానాం లోకానాం జ్యోతి సంభృతకు సంభృతం జ్యోతిర్లోకానాం లోకానాం జ్యోతి సంభృతం జ్యోతి సంభృతకు సంభృతం జ్యోతిర్జ్యోతి సంభృతం యద్యత్ సంభృతం జ్యోతిర్జ్యోతి సంభృతం యత్ సంభృతం యద్యత్ సంభృతకు సంభృతం యదుఖోఖాయత్ సంభృతకో సంభృతం యదుఖ సంభృతమిది సంభృతం ముఖాముఖాముఖాముఖాముఖాముఖాముఖాముఖాముఖాముఖాముఖాముఖాముఖాముఖాముఖాముఖాముఖాముఖాముఖాముఖాముఖాముఖాముఖాముఖాముఖాముఖాముఖాముఖాముఖాముఖాముఖాముఖాముఖాముఖాముఖాముఖాముఖాముఖాముఖాముఖాముఖాముఖాముఖాముఖాముఖాముఖాముఖాముఖాముఖాముఖాముఖాముఖాముఖాముఖాముఖాముఖాముఖాముఖాముఖాముఖాముఖాముఖాముఖాముఖాముఖాముఖాముఖాముఖాముఖాముఖాముఖాముఖాముఖాముఖాముఖాముఖాముఖాముఖాముఖాముఖాముఖాముఖాముఖాముఖాముఖాముఖాముఖాముఖాముఖాముఖాముఖాముఖాముఖాముఖాము ఉపదధాత్యేభ్య ఏభ్య ఉపదధాత్యుపదధాత్యేభ్య ఏవైవైభ్య ఉపదధాత్యుపదధాత్యేభ్య ఏవాదధాదీత్యుపాదధాదీభ్య ఏవైవైభ్య ఏభ్య ఏవ లోకేభ్యో లోకేభ్య ఏవైభ్య ఏభ్య ఏవ లోకేభ్యేవ లోకేభ్యో లోకేభ్య ఏవైవ లోకేభ్యో జ్యోతిర్జ్యోతిర్లోకేభ్య ఏవైవ లోకేభ్యో జ్యోతి లోకేభ్యో జ్యోతిర్జ్యోతిర్లోకేభ్యో లోకేభ్యో జ్యోతిరవావజ్యోతిర్లోకేభ్యో లోకేభ్యో జ్యోతిరవా జ్యోతిరవావజ్యోతిర్జ్యోతిరవరుంధే రుంధేవ జ్యోతిర్జ్యోతిరవరుంధే రుంధే రుంధే వావరుంధే మధ్యతో మధ్యతో రుంధే వావరుంధే మధ్యత రుంధే మధ్యతో మధ్యతో రుంధే రుంధే మధ్యత ఉపోపమధ్యతో రుంధే రుంధే మధ్యత ఉపాధ్యత ఉపోపమధ్యతో మధ్యత ఉపదధాతి దధాత్యుపమధ్యతో మధ్యత ఉపదధాతి ఉపదధాతి దధాత్యుపోపదధాతి మధ్యతో మధ్యతో దధాత్యుపోపదధాతి మధ్యత ఆది మధ్యతో మధ్యతో దధాతి దధాతి మధ్యత ఏవైవ మధ్యతో దధాతి దధాతి మధ్యత ఏవా ఏవైవ మధ్యతో మధ్యత ఏవాస్మాస్మా ఏవ మధ్యతో మధ్యత ఏవాస్మై ఏవాస్మాస్మా ఏవైవాస్మై జ్యోతిర్జ్యోతిరస్మా ఏవైవాస్మై జ్యోతి మై జ్యోతిర్జ్యోతిరస్మాస్మై జ్యోతిర్దధాది దధాది జ్యోతిరస్మాస్మై జ్యోతిర్దధాది జ్యోతిర్దధాది దధాది జ్యోతిర్జ్యోతిర్దధాది తస్మాత్ తస్మాత్ దధాది జ్యోతిర్జ్యోతిర్దధాది తస్మాత్. తస్మాన్మధ్యతో జ్యోతిర్జ్యోతిర్మధ్యతో మధ్యతో జ్యోతిర్వోవ జ్యోతిర్మధ్యతో మధ్యతో పూరయతి పూరయతి సికదాభిః సికదాభిః పూరయత్యేతదేతత్ పూరయతి సికదాభిః సికదాభిః పూరయత్యేతత్ పూరయత్యేతదేతత్ పూరయతి పూరయత్యేతత్వైవ ఏతత్ పూరయతి పూరయత్యేతత్వైవ ఏతదేతద్వా అగ్నేరగ్నేర్వా ఏతదేతద్వా అగ్నేః అగ్నేరగ్నేర్వైవ అగ్నేర్వైష్వానరస్య వైష్వానరస్యాగ్నేర్వైవ అగ్నేర్వైష్వానరస్య అగ్నేర్వైష్వానరస్య వైష్వానరస్యాగ్నేరగ్నేర్వైష్వానరస్య రూపగో రూపం వైష్వానరస్యాగ్నేరగ్నేర్వైష్వానరస్య రూపం వైష్వానరస్య రూపగో రూపం వైష్వానరస్య వైష్వానరస్య రూపగో రూపేణ రూపేణ రూపం వైష్వానరస్య వైష్వానరస్య రూపగో రూపేణ రూపగో రూపేణ రూపేణ రూపగో రూపగో రూపేణైవైవ రూపేణ రూపగో రూపగో రూపేణైవ రూపేణైవైవ రూపేణ రూపేణైవ వైష్వానరం వైష్వానరమేవ రూపేణ రూపేణైవ వైష్వానరం వైష్వానరమేవైవ వైష్వానరమవావ వైష్వానరమేవైవ వైష్వానరమవ వైష్వానరమవావ వైష్వానరం వైష్వానరమవ రుంధేరుంధేవ వైష్వానరం వైష్వానరమవ రుంధేరుంధేవావరుంధేయంయగోరుంధేవావరుంధేయం రుంధేయంయగోరుంధేరుంధేయం కామయేత కామయేత యగోరుంధేరుంధేయం కామయేత యం కామయేత కామయేత యం కామయేత క్షోధుకః క్షోధుకః కామయేత యం కామయేత క్షోధుకః కామయేత క్షోధుకః క్షోధుకః కామయేత కామయేత క్షోధుకః స్యాత్ స్యాత్ క్షోధుకః కామయేత కామయేత క్షోధుకః స్యాత్ క్షోధుకః స్యాత్ స్యాత్ క్షోధుకః క్షోధుకః స్యాదితీతి స్యాత్ క్షోధుకః క్షోధుకః స్యాదితి స్యాదితీతి స్యాత్ స్యాదిత్యో నామో నామితి స్యాత్ స్యాదిత్యో నామో నామో నామితి త్యూనాందస్య తస్యో నామితి త్యూనాందస్య ఓనాందస్య తస్యో నామో నాందస్యోపోపతస్యో నామో నాందస్యోప స్యోపోపతస్య తస్యోపదధ్యాద్దధ్యాదుపతస్య తస్యోపదధ్యాద్దధ్యాద్దధ్యాదుపోపదధ్యాత్ క్షోధుకః క్షోధుకో దధ్యాదుపోపదధ్యాత్ క్షోధుకః క్షోధుకః క్షోధుకో దధ్యాద్దధ్యాత్ క్షోధుక ఏవైవ అన్నమత్యన్నమన్నమత్తి సహస్రగో సహస్రమత్యన్నమన్నమత్తి సహస్రం సహస్రగో సహస్రమత్యత్తి సహస్రం వై వై సహస్రమత్యత్తి సహస్రం వై సహస్ సహస్రం వై వై సహస్రగో సహస్రం వై ప్రతి ప్రతి వై సహస్రగో సహస్రం వై ప్రతి ప్రతి పురుష పురుష ప్రతి వై ప్రతి పురుష ప్రతి పురుష పురుష ప్రతి పశూనాం పురుష ప్రతి ప్రతి పురుష పశూనాం పశూనాం పశూనాం పశూనాం యచ్చతి సహస్రగో సహస్రం యచ్చతి పశూనాం పశూనాం యచ్చతి సహస్రం యచ్చతి సహస్రగో సహస్రం యచ్చతి యచ్చతి సహస్రమన్యే సహస్రం యచ్చతి యచ్చతి సహస్రమన్యే సహస్రమన్యే సహస్రగో సహస్రమన్యే పశవ పశవోన్యే సహస్రగో సహస్రమన్యే పశవ పశవోన్యే పశవో పశవో మధ్యే పురుష శీరుషం పురుష శీరుషం మధ్యే పశవ పశవో మధ్యే పురుష శీరుషం మధ్యే పురుష శీరుషం పురుష శీరుషం మధ్యే మధ్యే పురుష శీరుషం ఉపోప పురుష శీరుషం మధ్యే మధ్యే పురుష శీరుషం ఉపోప పురుష శీరుషం పురుష శీరుషం ఉపదధాతి దధాత్యుప పురుష శీరుషం పురుష శీరుషం ఉపదధాతి పురుష శీరుషమిది పురుష శీరుషం ఉపదధాతి దధాత్యుపోపదధాతి సవీర్యత్వాయ సవీర్యత్వాయ దధాత్యుపోపదధాతి సవీర్యత్వాయ దధాతి సవీర్యత్వాయ సవీర్యత్వాయ దధాతి దధాతి సవీర్యత్వాయోఖాయ ముఖాయాగో సవీర్యత్వాయ దధాతి దధాతి సవీర్యత్వాయోఖాయ సవీర్యత్వాయోఖాయ ముఖాయాగో సవీర్యత్వాయ సవీర్యత్వాయోఖాయమభ్యుఖాయాగో సవీర్యత్వాయ సవీర్యత్వాయోఖాయమపి సవీర్యత్వాయేతి సవీర్యాయామభ్యుఖాయ ముఖాయామపి దధాతి దధాత్యభ్యుఖాయ ముఖాయామపి దధాతి దధాత్యభ్యపి ప్రతిష్టాం ప్రతిష్టాం దధాత్యభ్యపి దధాతి ప్రతిష్టాం ప్రతిష్టాం ప్రతిష్టాం దధాతి దధాతి ప్రతిష్టామేవైవ ప్రతిష్టాం దధాతి దధాతి ప్రతిష్టామేవ ప్రతిష్టామేవైవ ప్రతిష్టాం ప్రతిష్టామేవైన తేన దేవ ప్రతిష్టాం ప్రతిష్టామేవైన ప్రతిష్టామిది ప్రతిష్టామేవైన తేన దేవై వైనద్గమయతి గమయత్యేన దేవై వైనద్గమయతి గమయతి గమయత్యేన దేనద్గమయతి వ్యుర్థం వ్యుర్థం గమయత్యేన దేనద్గమయతి వ్యుర్థం గమయతి వ్యర్థం వ్యర్థం గమయతి గమయతి వ్యర్థం వై వై వ్యర్థం గమయతి గమయతి వ్యర్థం వై వ్యర్థం వై వై వ్యర్థం వ్యర్థం వా ఏతదేతద్ వై వ్యర్థం వ్యర్థం వా ఏతద్ వ్యర్థమితి వ్యర్థం ఏతదేతద్వై వా ఏతత్ ప్రాణైః ప్రాణైరేతద్వై వా ఏతత్ ప్రాణైః ప్రాణైః ప్రాణైరేతదేతత్ ప్రాణైరమేధ్యమేధ్యం ప్రాణైరేతదేతత్ ప్రాణైరమేధ్యం ప్రాణైరమేధ్యమేధ్యం ప్రాణైః ప్రాణైరమేధ్యం యద్యదమేధ్యం ప్రాణైః ప్రాణైరమేధ్యం యత్ ప్రాణైరితి ప్రాణైమేధ్యం యద్యదమేధ్యమేధ్యం యత్పురుష శీరుషం పురుష శీరుషం యదమేధ్యమేధ్యం యత్పురుష శీరుషం యత్పురుష శీరుషం పురుష శీరుషం యద్యత్పురుష శీరుషమమృతమమృతం పురుష శీరుషం యద్యత్పురుష శీరుషమమృతం పురుష శీరుషమృతమృతం పురుష శీరుషం పురుష శీరుషమృతం ఖలు ఖల్మృతం పురుష శీరుషం పురుష శీరుషమృతం ఖలు పురుష శీరుషమితి పురుష శీరుషం అమృతం ఖలు ఖల్మృతమృతం ఖలు వై వై ఖల్మృతమృతం ఖలు వై వై వై ఖలు ఖలు వై ప్రాణాః ప్రాణా వై ఖలు ఖలు వై ప్రాణాః ప్రాణాః ప్రాణా వై వై ప్రాణ అమృతమృతం ప్రాణా వై వై ప్రాణ అమృతం ప్రాణామృతమృతం ప్రాణాః ప్రాణామృతగో హిరణ్యగో హిరణ్యమృతం ప్రాణాః ప్రాణామృతగో హిరణ్యం ప్రాణ ఇది ప్రాణాః అమృతగో హిరణ్యగో హిరణ్యమృతమృతగో హిరణ్యం ప్రాణేషు ప్రాణేషు హిరణ్యమృతమృతగో హిరణ్యం ప్రాణేషు హిరణ్యం ప్రాణేషు ప్రాణేషు హిరణ్యగో హిరణ్యం ప్రాణేషు హిరణ్యశల్కాన్ హిరణ్యశల్కాన్ ప్రాణేషు హిరణ్యగో హిరణ్యం ప్రాణేషు హిరణ్యశల్కాన్ హిరణ్యశల్కాన్ హిరణ్యశల్కాన్ ప్రాణేషు ప్రాణేషు హిరణ్యశల్కాన్ ప్రతి ప్రతి హిరణ్యశల్కాన్ ప్రాణేషు ప్రాణేషు హిరణ్యశల్కాన్ ప్రతి ప్రాణేష్విది ప్రాణేషు హిరణ్యశల్కాన్ ప్రతి ప్రతి హిరణ్యశల్కాన్ హిరణ్యశల్కాన్ ప్రత్యస్యత్యస్యతి ప్రతి హిరణ్యశల్కాన్ హిరణ్యశల్కాన్ ప్రత్యస్యతి హిరణ్యశల్కాన్ హిరణ్యశల్కాన్ ప్రత్యస్యత్యస్యతి ప్రతి ప్రత్యస్యతి ప్రతిష్టాం ప్రతిష్టామస్యతి ప్రతి ప్రత్యస్యతి ప్రతిష్టాం ప్రతిష్టాం ప్రతిష్టా ప్రతిష్టామస్యత్యస్యతి ప్రతిష్టామేవైవ ప్రతిష్టామస్యత్యస్యతి ప్రతిష్టామేవ ప్రతిష్టామేవైవ ప్రతిష్టాం ప్రతిష్టామేవైన దేన దేవ ప్రతిష్టాం ప్రతిష్టామేవైన ప్రతిష్టా

రుంధేయం యగోరుంధేరుంధేయం కామయేత కామయేత యగోరుంధేరుంధేయం కామయేత కామయేత కామయేత యయ్యం కామయేత పశుర పశుః కామయేత యయ్యం కామయేత పశుః కామయేత పశుర పశుః కామయేత కామయేత పశుస్యాత్ స్యాద పశుః కామయేత కామయేత పశుస్యాత్ పశుస్యాత్ స్యాద పశుర పశుస్యాది స్యాది విశోచీనాని విశోచీనాని స్యాత్ స్యాదితి విశోచీనాని విశోచీనాన్ని విశోచీనాని దీది విశోచీనాని తస్య తస్య విశోచీనాని దీది విశోచీనాని తస్య విశోచీనాని తస్య తస్య విశోచీనాని విశోచీనాని తస్యోపోపదస్య విశోచీనాని విశోచీనాని తస్యోపాస్యోపోపదస్యోపదధ్యాద్ధ్యాతుపదస్యోపదధ్యాద్ధ్యాతుపోపదధ్యాద్ విశోచో విశోచో దధ్యాద్ ఉపపదధ్యాద్ విశోచ విశోచో విశోచ ఏవైవ విశోచో విశోచ ఏవాస్మాదస్మాదేవాస్మాదేవైవాస్మాత్ పశూన్ పశూనస్మాదేవైవాస్మాత్ పశూన్ పశూనస్మాదస్మాత్ పశూన్ దధాతి పశుర పశుర్దధాతి దధాత్య పశురేవైవ పశుర్దధాతి దధాత్య పశురేవ పశురేవైవ పశుర పశురేవ భవతి భవత్యేవ పశుర పశురేవ భవతి ఏవ భవతి భవత్యేవైవ భవతి యయ్యం భవత్యేవైవ భవతి యం భవతి యయ్యం భవతి భవతి యం కామయేత కామయేత యం భవతి భవతి యం కామయేత యం కామయేత కామయేత యం యం కామయేత పశుమాన్ పశుమాన్ కామయేత యం యం కామయేత పశుమాన్ కామయేత పశుమాన్ పశుమాన్ కామయేత కామయేత పశుమాన్ స్యాత్ స్యాత్ పశుమాన్ కామయేత కామయేత పశుమాన్ స్యాత్ పశుమాన్ స్యాత్ స్యాత్ పశుమాన్ పశుమాన్ స్యాదితి స్యాత్ పశుమాన్ పశుమాన్ స్యాదితి పశుమానితి పశుమాన్ స్యాదితి స్యాత్ స్యాదితి సమీచీనాని సమీచీనానీతి స్యాత్ స్యాదితి సమీచీనాని సమీచీనాని సమీచీనానీతి సమీచీనాని తస్య తస్య సమీచీనానీతి సమీచీనాని తస్య తస్య సమీచీనాని సమీచీనాని తస్యోపోపదస్య సమీచీనాని సమీచీనాని తస్యోపాస్యోపోపదస్యోపదధ్యాద్ధ్యాతుపదస్యోపదధ్యాద్ధ్యాతుపోపదధ్యాత్ సమీచ సమీచో దధ్యాతుపోపదధ్యాత్ సమీచ సమీచ సమీచో దధ్యాద్ధ్యాత్ సమీచ ఏవైవ సమీచో దధ్యాద్ధ్యాత్ సమీచ ఏవా సమీచ ఏవైవ సమీచ సమీచ ఏవాస్మా అస్మా ఏవ సమీచ సమీచ ఏవాస్మై ఏవాస్మా అస్మా ఏవైవాస్మై పశూన్ పశూనస్మా ఏవైవాస్మై పశూన్మై పశూన్ పశూనస్మా అస్మై పశూన్ దధాతి దధాతి పశూనస్మా అస్మై పశూన్ దధాతి పశూన్ దధాతి దధాతి పశూన్ పశూన్ దధాతి పశుమాన్ పశుమాన్ దధాతి పశూన్ పశూన్ దధాతి పశుమాన్ దధాతి పశుమాన్ పశుమాన్ దధాతి దధాతి పశుమాన్ ఏవైవ పశుమాన్ దధాతి దధాతి పశుమానేవ పశుమానేవైవ పశుమాన్ పశుమానేవ భవతి భవత్యేవ పశుమాన్ పశుమానేవ భవతి పశుమానిది పశుమానేవ భవతి భవత్యేవైవ భవతి పురస్తాత్ పురస్తాత్ భవత్యేవైవ భవతి పురస్తాత్ భవతి పురస్తాత్ పురస్తాత్ భవతి భవతి పురస్తాత్ ప్రతిచీనం ప్రతిచీనం పురస్తాత్ భవతి భవతి పురస్తాత్ ప్రతిచీనం పురస్తాత్ ప్రతిచీనం ప్రతిచీనం పురస్తాత్ పురస్తాత్ ప్రతిచీనమశ్వస్యాశ్వస్య ప్రతిచీనం పురస్తాత్ పురస్తాత్ ప్రతిచీనమశ్వస్యాశ్వస్య ప్రతిచీనం ప్రతిచీనమశ్వస్యోపోపాశ్వస్య ప్రతిచీనం ప్రతిచీనమశ్వస్యోపాశ్వస్యోపోపాశ్వస్యాశ్వస్యోపదధాతి దధాత్యుపాశ్వస్యాశ్వస్యోపదధాతి ఉపదధాతి దధాత్యుపోపదధారి పశ్చాత్ పశ్చాత్ దధాత్యుపో ఉపదధాది పశ్చాత్ పశ్చాత్ దధాతి దధాతి పశ్చాత్ ప్రాచీనం ప్రాచీనం పశ్చాత్ దధాతి దధాతి పశ్చాత్ ప్రాచీనం పశ్చాత్ప్రాచీనం ప్రాచీనం పశ్చాత్ప్రాచీనమృషభస్య ఋషభస్య ప్రాచీనం పశ్చాత్ప్రాచీనమృషభస్య ప్రాచీనమృషభస్య ఋషభస్య ప్రాచీనం ప్రాచీనమృషభస్య పశవో పశవ ఋషభస్య ప్రాచీనం ప్రాచీనమృషభస్య పశవ ఋషభస్య పశవో పశవ ఋషభస్య ఋషభస్య పశవో వై వా అపశవ ఋషభస్య ఋషభస్య పశవో వై పశవో వై వా అపశవో పశవో వా అన్యే వా అపశవో పశవో వా అన్యే వై వా అన్యే గో అశ్వేభ్యో గో అశ్వేభ్యోన్యే వై వా అన్యే గో అశ్వేభ్య అన్యే గో అశ్వేభ్యో గో అశ్వేభ్యోన్యే గో అశ్వేభ్య పశవ పశవో గో అశ్వేభ్యోన్యే గో అశ్వేభ్య పశవ గో అశ్వేభ్య పశవ పశవో గో అశ్వేభ్యో గో అశ్వేభ్య పశవో గో అశ్వాన్ గో అశ్వాన్ పశవో గో అశ్వేభ్యో గో అశ్వేభ్య పశవో గో అశ్వాన్ అశ్వేభ్య ఇది గో అశ్వేభ్య పశవో గో అశ్వాన్ గో అశ్వాన్ పశవ పశవో గో అశ్వానే వైవ గో అశ్వాన్ పశవ పశవో గో అశ్వానే వా అశ్వానే వైవ గో అశ్వాన్ గో అశ్వానే వాస్మా అస్మా ఏవ గో అశ్వాన్ గో అశ్వానే వాస్మై గో అశ్వానిది గో అశ్వానే వాస్మా అస్మా ఏవై వాస్మై సమీచ సమీచో అస్మా ఏవై వాస్మై సమీచ అస్మై సమీచ సమీచో అస్మా అస్మై సమీచో దధాతి దధాతి సమీచో అస్మా అస్మై సమీచో దధాతి సమీచో దధాతి దధాతి సమీచ సమీచో దధాత్యేతావంత ఏతావంతో దధాతి సమీచ సమీచో దధాత్యేతావంత ధాత్యేతావంత ఏతావంతో దధాతి దధాత్యేతావంతో వై వా ఏతావంతో దధాతి దధాత్యేతావంతో వై ఏతావంతో వై వా ఏతావంత ఏతావంతో వై పశవ పశవో వా ఏతావంత ఏతావంతో వై పశవ వై పశవ పశవో వై వే పశవో ద్విపాదో ద్విపాద పశవో వై వే పశవో ద్విపాద ద్విపాదో ద్విపాద పశవ పశవో ద్విపాదశ్చద్విపాద పశవ పశవో ద్విపాదశ్చ ద్విపాదశ్చద్విపాదో ద్విపాదశ్చతుష్పాదశ్చతుష్పాదశ్చ ద్విపాదో ద్విపాదశ్చతుష్పాద ద్విపాద చతుష్పాదశ్చతుష్పాదశ్చతుష్పాదశ్చతుష్పాదశ్చతుష్పాదశ్చతుష్పాదశ్చతుష్పాదశ్చతుష్పాదశ్చతుష్పాద ఇది చతుష్పాదస్తాను వా ఏతదేతద్వై తాగుస్తాను వా ఏతదే ఏతదేతద్వై వా ఏతదగ్నావగ్నావేతద్వై వా ఏతదగ్నౌ ఏతదగ్నావగ్నావేతదేతదగ్నౌ ప్రప్రాగ్నావేతదేతదగ్నౌ ప్రాగ్నౌ ప్రప్రాగ్నావగ్నౌ ప్రదధాతి దధాతి ప్రాగ్నావగ్నౌ ప్రదధాతి దధాతి దధాతి ప్రప్రదధాతి యద్యద్దధాతి ప్రప్రదధాతి యద్యద్దధాతి దధాతి యత్ పశుశీరుషాణి పశుశీరుషాణి యద్దధాతి దధాతి యత్ పశుశీరుషాణి పశుశీరుషాణి పశుశీరుషాణి యద్యత్ పశుశీరుషాణ్యుపదధాత్యుపదధాతి పశుశీరుషాణి యద్యత్ పశుశీరుషాణ్యుపదధాతి శీరుషాణ్యుపదధాత్యుపదధాతి పశుశీరుషాణి పశుశీరుషాణ్యుపదధాత్యముమముపదధాతి పశుశీరుషాణి పశుశీరుషాణ్యుపదధాత్యముం పశుశీరుషాణీతి పశు శీరుషాణి అన్వనుతే దిశామి దిశామి తే అన్వనుతే దిశామి దిశామి దిశామి దే దే దిశామి దీతి దిశామి దే దే దిశామి దిశామీతి దిశామి దిశామీత్యాహ హేతి దిశామి దిశామీత్యాహ హేదీత్యాహ గ్రామ్యేభ్యో గ్రామ్యేభ్య ఆహేదీత్యాహ గ్రామ్యేభ్యో గ్రామ్యేభ్య ఏవైవ గ్రామ్యేభ్య ఆహ గ్రామ్యేభ్య ఏవ గ్రామ్యేభ్య ఏవైవ గ్రామ్యేభ్యో గ్రామ్యేభ్య ఏవ పశుభ్య పశుభ్య ఏవ గ్రామ్యేభ్యో గ్రామ్యేభ్య ఏవ పశుభ్య పశుభ్య పశుభ్య ఏవైవ పశుభ్య ఆరణ్యానారణ్యాన్ పశుభ్య ఏవైవ పశుభ్య ఆరణ్యా పశుభ్య ఆరణ్యానారణ్యాన్ పశుభ్య పశుభ్య ఆరణ్యాన్ పశూన్ పశూనారణ్యాన్ పశుభ్య పశుభ్య ఆరణ్యాన్ పశూన్ ఇది పశోభ్య ఆరణ్య పశూన్ పశూనారణ్యానారణ్యాన్ పశూన్ శుచకోషుజం పశూనారణ్యానారణ్యాన్ పశూన్ శుచం శుచకోషుజం పశూన్ శుచమన్వను శుచకో శుచమనూదుదను శుచకోషుజమనూదృజతి తస్మాత్సృజత్యుదుత్సృజతి తస్మాత్ యజుర్యజురేవమదే దేవమదే దేవమదే దేవైవమదే తవా ఉపదధాతి యోనౌ యోనౌ దధాత్యుపోపదధాతి యోనౌ దాతి యోనౌ యోనౌ దాతి దాతి యోనా వేవైవ యోనౌ దాతి దాతి యోనా వేవా యోనా వేవైవ యోనౌ యోనా వేవరేతో రేత ఏవ యోనౌ యోనా వేవరేతః ఏవరేతో రేత ఏవైవ రేతో దాతి దాతి రేత ఏవైవ రేతో దాతి రేతో దాతి దాతి రేతో రేతో దాతి పంచ పంచ దాతి రేతో రేతో దాతి పంచ దాతి పంచ పంచ దాతి దాతి పంచోపోప పంచ దాతి దాతి పంచోప పంచోపోప పంచ పంచోప దాతి దాత్యుపంచ పంచోప దాతి దాతి దాత్యుపోప దాతి పాంక పాంక దాత్యుపోప దాతి పాంక దాతి పాంక పాంక దాతి దాతి పాంక పశవ పశవ పాంక దాతి దాతి పాంక పశవ పాంక పశవ పశవ పాంక పాంక పశవ పశోన్ పశోన్ పశవ పాంక పాంక పశవ పశవ పశూన్ పశూన్ పశవ పశవ పశూనేవైవ పశూన్ పశవ పశవ పశూనేవాశూనేవైవ పశూన్ పశూనేవాస్మ అస్మా ఏవ పశూన్ పశూనేవాస్మై ఏవాస్మ అస్మా ఏవైవాస్మై ప్రప్రాస్మ ఏవైవాస్మై ప్రాస్మై ప్రప్రాస్మ అస్మై ప్రజనయతి జనయతి ప్రాస్మ అస్మై ప్రజనయతి జనయతి జనయతి ప్రజనయతి పంచ పంచ జనయతి ప్రజనయతి పంచ జనయతి పంచ పంచ జనయతి జనయతి పంచ పుష్కరదక్షిణత పంచ జనయతి జనయతి పంచ దక్షిణత పంచదక్షిణతో దక్షిణత పంచ పంచదక్షిణతో వజ్రో వజ్రో దక్షిణత పంచ పంచదక్షిణతో వజ్రక్షిణతో వజ్రో వజ్రో దక్షిణతో దక్షిణతో వజ్రో వై వై వజ్రో దక్షిణతో దక్షిణతో వజ్రో వై వజ్రో వై వై వజ్రో వజ్రో వా అపస్యా అపస్యా వై వజ్రో వజ్రో వా అపస్యా అపస్యా అపస్యా వై వా అపస్యా వజ్రేణ వజ్రేణ అపస్యా వై వా అపస్యా వజ్రేణ అపస్యా వజ్రేణ వజ్రేణ అపస్యా అపస్యా వజ్రేణై వైవ వజ్రేణ అపస్యా అపస్యా వజ్రేణైవ వజ్రేణైవైవ వజ్రేణ వజ్రేణైవ యజ్ఞస్య యజ్ఞస్యైవ వజ్రేణ వజ్రేణైవ యజ్ఞస్యైవ యజ్ఞస్య యజ్ఞస్యైవైవ యజ్ఞస్య దక్షిణతో దక్షిణతో యజ్ఞస్యైవైవ యజ్ఞస్య దక్షిణతః యజ్ఞస్య దక్షిణతో దక్షిణతో యజ్ఞస్య యజ్ఞస్య దక్షిణతో రక్షాగోచి రక్షాగోచి దక్షిణతో యజ్ఞస్య యజ్ఞస్య దక్షిణతో రక్షాగోచి దక్షిణతో రక్షాగోచి రక్షాగోచి దక్షిణతో దక్షిణతో రక్షాగస్య పాప రక్షాగోచి దక్షిణతో దక్షిణతో రక్షాగస్య పాక్షాగస్య పాప రక్షాగోచి రక్షాగస్య పహంతి హంత్య పరక్షాగోచి రక్షాగస్య పహంతి అపహంతి హంత్య పాప హంతి పంచ పంచ హంత్య పాప హంతి పంచ పంచ పంచ హంతి హంతి పంచ పశ్చాత్ పశ్చాత్ పంచ హంతి హంతి పంచ పశ్చాత్ పశ్చాత్ పంచ పంచ పశ్చాత్ ప్రాచీః ప్రాచీః పశ్చాత్ పంచ పంచ పశ్చాత్ ప్రాచీః ప్రాచీః ప్రాచీః పశ్చాత్ పశ్చాత్ ప్రాచీరుపోప ప్రాచీః పశ్చాత్ పశ్చాత్ ప్రాచీరుప ప్రాచీరుపోప ప్రాచీః ప్రాచీరుప దధాతి దధాత్యుప ప్రాచీః ప్రాచీరుప దధాతి దధాతి దధాత్యుపోప దధాతి పశ్చాత్ పశ్చాత్ దధాత్యుపోప దధాతి పశ్చాత్ దధాతి పశ్చాత్ పశ్చాత్ దధాతి దధాతి పశ్చాత్ వై వై పశ్చాత్ దధాతి దధాతి పశ్చాత్ వై పశ్చాత్ వై వై పశ్చాత్ పశ్చాత్ వై ప్రాచీనం ప్రాచీనం వై పశ్చాత్ పశ్చాత్ వై ప్రాచీనం ప్రాచీనం ప్రాచీనం వై వై ప్రాచీన గోరేతో రేత ప్రాచీనం వై వై ప్రాచీన గోరేత ప్రాచీన గోరేతో రేత ప్రాచీనం ప్రాచీన గోరేతో దీయతే దీయతే రేత ప్రాచీనం ప్రాచీన గోరేతో దీయతేతో ధీయతే ధీయతే రేతో రేతో ధీయతే పశ్చాత్ పశ్చాత్ ధీయతే రేతో రేతో ధీయతే పశ్చాత్ ధీయతే పశ్చాత్ పశ్చాత్ ధీయతే ధీయతే పశ్చాదేవైవ పశ్చాత్ ధీయతే ధీయతే పశ్చాదేవ పశ్చాదేవైవ పశ్చాత్ పశ్చాదేవాస్మ అస్మా ఏవ పశ్చాత్ పశ్చాదేవాస్మై ఏవాస్మ అస్మా ఏవైవాస్మై ప్రాచీనం ప్రాచీనమస్మా ఏవైవాస్మై ప్రాచీనం అస్మై ప్రాచీనం ప్రాచీనమస్మా అస్మై ప్రాచీన గోరేతో రేత ప్రాచీనమస్మా అస్మై ప్రాచీన గోరేత ప్రాచీన గోరేతో రేత ప్రాచీనం ప్రాచీన గోరేతో దధాతి దధాతి రేత ప్రాచీనం ప్రాచీన గోరేతో దధాతి రేతో దధాతి దధాతి రేతో రేతో దధాతి పంచ పంచ దధాతి రేతో రేతో దధాతి పంచ దధాతి పంచ పంచ దధాతి దధాతి పంచ పురస్తాత్ పురస్తాత్ పంచ దధాతి దధాతి పంచ పురస్తాత్ పంచ పురస్తాత్ పురస్తాత్ పంచ పంచ పురస్తాత్ ప్రతీచీ ప్రతీచీ పురస్తాత్ పంచ పంచ పురస్తాత్ ప్రతీచీ పురస్తాత్ ప్రతీచీ ప్రతీచీ పురస్తాత్ పురస్తాత్ ప్రతీచీ సైతా అపస్యా అపస్యా పశ్యన్ పశ్యన్ ప్రాణనువదనువదన్ ప్రాణం పశ్యన్ ప్రాణన్ పశ్యన్ పశ్యన్ ప్రాణన్ ప్రాణన్ పశ్యన్ శృణ్వన్ శృణ్వన్ పశ్యన్ ప్రాణన్ ప్రాణన్ పశ్యన్ శృణ్వన్ ప్రాణమితి ప్రాణన్ పశ్యన్ శృణ్వన్ శృణ్వన్ పశ్యన్ పశ్యన్ శృణ్వన్ పశు పశు శృణ్వన్ పశ్యన్ పశ్యన్ శృణ్వన్ పశు శృణ్వన్ పశు పశు శృణ్వన్ శృణ్వన్ పశు జాయతే జాయతే పశు శృణ్వన్ శృణ్వన్ పశు జాయతే జాయతే జాయతే పశు పశు జాయతే యమయం జాయతే పశు పశు జాయతేయం జాయతే యమయం జాయతే జాయతేయం పురః పురోయం జాయతే జాయతేయం పురః అయం పురః పురోయమయం పురో భువో భువః పురోయమయం పురో భువః పురో భువో భువః పురః పురో భువ ఇతీతి భువః పురః పురో భువ ఇతి భువ ఇతీతి భువో భువ ఇతి పురస్తాత్ పురస్తాదితి భువో భువ ఇతి పురస్తాత్ పురస్తాత్ పురస్తాదితి పురస్తాద్ భోప పురస్తాదితి పురస్తాదు పురస్తాదు భోప పురస్తాత్ పురస్తాదుప దధాతి దధాత్యుమ పురస్తాత్ పురస్తాదుప దధాతి ఉపదధాతి దధాత్యుమోప దధాతి ప్రాణం ప్రాణం దధాత్యుమోప దధాతి ప్రాణం దధాతి ప్రాణం ప్రాణం దధాతి దధాతి ప్రాణమేవైవ ప్రాణం దధాతి దధాతి ప్రాణమేవ ప్రాణమేవైవ ప్రాణం ప్రాణమేవైతాభిరేతాభిరేవ ప్రాణం ప్రాణమేవైతాభి ప్రాణమితి ప్రాణం ఏవైతాభిరేతాభిరేవైవైతాభిర్దాధారదాధారైతాభిరేవైవైతాభిర్దాధారాయమయందాధారైతాభిరేతాభిర్దాధారాయం దక్షిణాదక్షిణాయందాధారదాధారాయం దక్షిణాదక్షిణాయమయం దక్షిణ విశ్వకర్మా విశ్వకర్మా దక్షిణాయమయం దక్షిణ విశ్వకర్మా విశ్వకర్మా విశ్వకర్మా దక్షిణాదక్షిణ విశ్వకర్మేతీతి విశ్వకర్మా దక్షిణాదక్షిణ విశ్వకర్మేతి విశ్వకర్మేతీతి విశ్వకర్మా విశ్వకర్మేతి దక్షిణతో దక్షిణత ఇది విశ్వకర్మా విశ్వకర్మేతి దక్షిణత విశ్వకర్మేతి విశ్వకర్మా దక్షిణతో దక్షిణత ఇది దక్షిణతో మనోమనో దక్షిణత ఇది దక్షిణతో మన దక్షిణతో మనోమనో దక్షిణతో దక్షిణతో మన ఏవైవ మనో దక్షిణతో దక్షిణతో మన ఏవ ఏవైవ మనో మన ఏవైతాభిరేతాభిరేవ మనోమన ఏవైతాభి ఏవైతాభిరేతాభిరేవైవైతాభిర్దాధారదాధారైతాభిరేవైవైతాభిర్దాధారాయం పశ్చాత్ పశ్చాదయందాధారదాధారాయం పశ్చాదయం పశ్చాత్ పశ్చాదయమయం పశ్చాత్ విశ్వవ్యత విశ్వవ్యత పశ్చాదయమయం పశ్చాత్ విశ్వవ్యత పశ్చాత్ విశ్వవ్యత విశ్వవ్యత పశ్చాత్ పశ్చాత్ విశ్వవ్యచేతి విశ్వవ్యచ పశ్చాత్ పశ్చాత్ విశ్వవ్యచితి విశ్వవ్యచ ఇది విశ్వవ్యచ విశ్వవ్యత ఇది పశ్చాత్ పశ్చాదితి విశ్వవ్యత విశ్వవ్యచ ఇది పశ్చాత్ విశ్వవ్యచ ఇది విశ్వవ్యచ పశ్చాత్ పశ్చాదితి పశ్చాచక్షుశ్చక్ష పశ్చాదితి పశ్చాచక్షు పశ్చాచక్షుశ్చక్ష పశ్చాత్ పశ్చాచక్షురేవైవ చక్షు పశ్చాత్ పశ్చాచక్షురేవ చక్షురేవైవ చక్షుశ్చక్షురేవైతాభిరేతాభిరేవ శ్రోత్రమేవైతాభిరేతాభిరేవ శ్రోత్రగ్ శ్రోత్రమేవైతాభిః ఏవైతాభిరేతాభిరేవైవైతాభిర్దాధారదాధారైతాభిరేవైవైతాభిర్దాధారా ఏతాభిర్దాధారదాధారైతాభిరేతాభిర్దాధారేయమియందాధారైతాభిరేతాభిర్దాధారా ఏతాభిర్దాధారదాధారైతాభిరేతాభిర్దాధారేయమపర్యుపరీయందాధారదాధారేయముపరీయముపరీయమియముపరిమతిర్మతిరుపరీయమియముపరిమతిః పరిమతిర్మతిరుపర్యుపరిమతిరితీతిమతిరుపరిమతిః పర్యుపరిమతిరితి మతిర్మతిరిచ్యుపరిష్టాదుపరిష్టాదితి మతిర్మతిరిచ్యుపరిష్టాద్పరిష్టాదుపరిష్టాదితిపరిష్టాద్వాచం వాచముపరిష్టాదితిపరిష్టాద్వాచం ఊర్ధ్వా संयत उपदधाति संयत इति सं సంయత ఉపదధాత్ సంయతో యజ్జత్ సంయత ఉపదధాతి సంయత ఉపదధాత్యుపదధాతి సంయత సంయత ఉపదధాతి సగుం సంసగుం సమపదధాతి సంయత సంయత ఉపదధాతి సంయత ఇతి సం ఉపదధాతి సగుం సముపదధాత్యుపదధాతి సమేవైవ సముపదధాత్యుపదధాతి సమేవ దధాతీత్యుపదధాతి సమేవైవ సగుం సమేవైనమేనమేవ సగుం సమేవైనం స్త్రియ విస్త్రియ విరకరే వైవాక స్త్రియ విహి స్త్రియ విస్త్రియ విరకరక స్త్రియ విర్వయో వయ స్త్రియ విరకరక స్త్రియ విర్వయ విర్వయో వయ స్త్రియ విస్త్రియ విర్వయ కృతం కృతం వయ స్త్రియ విస్త్రియ విర్వయ కృతం ప్రియ విరిత్రి అభి కృతం కృతం వయో వయ కృతమయా నామయానా కృతం వయో వయ కృతమయానామయానామయానా కృతం కృతమయా నామితి యజానా కృతం కృతమయా నామితి మయా నామితి యజా నామయా నామిత్యాహ వాయుమతి సర్వతో వాజుమతి ఏర్వాజుమతి సర్వత సర్వతో వాజుమతి ఏర్భవంతి భవంతి వాజుమతి సర్వత సర్వతో వాజుమతి ఏర్భవంతి వాయుమతి ఏర్భవంతి భవంతి వాయుమతి ఏర్వాయుమతి ఏర్భవంతి తస్మాత్ తస్మాత్ భవంతి వాయుమతి ఏర్వాయుమతి ఏర్భవంతి తస్మాత్ వాయుమతి రితి వాయుమతి భవంతి తస్మాత్ తస్మాత్ భవంతి భవంతి తస్మాదయమయం తస్మాత్ భవంతి భవంతి తస్మాదయమయం తస్మాత్ తస్మాదయగో సర్వత సర్వతోయం తస్మాత్ తస్మాదయగో సర్వతయగో సర్వత సర్వతోయమయగో సర్వత పవదే పవదే సర్వతోయమయగో సర్వత పవదే సర్వత పవదే పవదే సర్వత సర్వత పవదే పవత ఇది పవదే గాయత్రీ త్రిష్టుప్ త్రిష్టుప్ గాయత్రీ గాయత్రీ త్రిష్టుప్ జగతి జగతి త్రిష్టుప్ గాయత్రీ గాయత్రీ త్రిష్టుప్ జగతి జగతి జగతి త్రిష్టుప్ త్రిష్టుప్ జగత్యనుష్ఠుగనుష్ఠుప్ జగతి త్రిష్టుప్ త్రిష్టుప్ జగత్యనుష్ఠుగ జగత్యనుష్ఠుగనుష్ఠుప్ జగతి జగత్యనుష్ఠుప్ పంక్త్యా పంక్త్యానుష్ఠుప్ జగతి జగత్యనుష్ఠుప్ పంక్త్యానుష్ఠుప్ పంక్త్యా పంక్త్యానుష్ఠుగనుష్ఠుప్ పంక్త్యా సహ సహ పంక్త్యానుష్ఠుగనుష్ఠుప్ పంక్త్యా సహ అనుష్ఠుగేత్యనుష్ఠుగ పంక్త్యా సహ సహ పంక్త్యా పంక్త్యా సహ బృహత్యుష్ణిహోష్ణిహ బృహతి బృహత్యుష్ణిహ కగుత్ కగుదుష్ణిహ బృహతి బృహత్యుష్ణి కగుదుష్ణిహ కగుత్ కగుదుష్ణిహోష్ణిహ చతుష్పదా త్రిపదా చతుష్పదా చతుష్పదా చతుష్పదా చతుష్పదా చతుష్పదా చతుష్పదా చతుష్పదా చతుష్పదా చతుష్పదా చతుష్పదా చతుష్పదా చతుష్పదా చతుష్పదా చతుష్పదా చతుష్పదా చతుష్పదా చతుష్పదా చతుష్పదా చతుష్పదా చతుష్పదా చతుష్పదా చతుష్పదా చతుష్పదా చతుష్పదా చతుష్పదా చతుష్పదా చతుష్పదా చతుష్పదా చతుష్పదా చతుష్పదా చతుష్పదా చతుష్పదా చతుష్పదా చతుష్పదా చతుష్పదా చతుష్పదా చతుష్పదా చతుష్పదా చతుష్పదా చతుష్పదా చతుష్పదా చతుష్పదా చతుష్పదా చతుష్పదా చతుష్పద ంగయోమంతో యోమంతో అంగ శాసతు శాసతు చ వివిచ శాసతు శాస గాత్రాణి పర్వశః పర్వశో గాత్రాణి గాత్రాణి పర్వశస్తే పర్వశో గాత్రాణి గాత్రాణి పర్వశస్తే హోరాత్రాణి మరుతో మరుతో హోరాత్రాణ్య హోరాత్రాణి మరుతో విలిష్టం విలిష్టం మరుతో హోరాత్రాణ్య హోరాత్రాణి మరుతో విలిష్టం హోరాత్రాణీత్యః రాత్రాణి మరుతో విలిష్టం విలిష్టం మరుతో మరుతో విలిష్టగం సోదయందు సోదయందు విలిష్టం మరుతో మరుతో విలిష్టగం సోదయందు విలిష్టగం సోదయందు సోదయందు విలిష్టం విలిష్టగం సోదయందు తేతే సోదయందు విలిష్టం విలిష్టగం సోదయందు విలిష్టం సోదయందు తేతే సోదయందు సోదయందు పృథివీ పృథివీతేంతరిక్షేణాంతరిక్షేణే పృథివీ పృథివీతేంతరిక్షేణాంతరిక్షేణాంతరిక్షేణ తేతేంతరిక్షేణ వాయుర్వాయురంతరిక్షేణ తేతేంతరిక్షేణ వాయు అంతరిక్షేణ వాయుర్వాయురంతరిక్షేణాంతరిక్షేణ వాయుశ్చిద్రం ఛిద్రం వాయురంతరిక్షేణాంతరిక్షేణ వాయుశ్చిద్రం వాయుశ్చిద్రం ఛిద్రం వాయుర్వాయుశ్చిద్రం భిషజ్యదు భిషజ్యదు ఛిద్రం వాయుర్వాయుశ్చిద్రం భిషజ్యదు ఛిద్రం భిషజ్యదు భిషజ్యదు ఛిద్రం ఛిద్రం భిషజ్యదు భిషజ్యత్విది భిషజ్యదు యౌస్తేద్యౌర్జౌస్తే నక్షత్రైర్నక్షత్రైస్తేద్యౌర్జౌస్తే నక్షత్రైర్నక్షత్రైస్తేదే నక్షత్రైస్సహ సహ నక్షత్రైస్తేదే నక్షత్రైస్సహ నక్షత్రైస్సహ సహ నక్షత్రైర్నక్షత్రైస్సహ రూపగో రూపగో సహ నక్షత్రైర్నక్షత్రైస్సహ రూపం సహ రూపగో రూపగో సహ సహ రూపం కృణోతు కృణోతు రూపగో సహ సహ రూపం కృణోతు రూపం కృణోతు కృణోతు రూపగో రూపం కృణోతు సాధుయా సాధుయా కృణోతు రూపగో రూపం కృణోతు సాధుయా కృణోతు సాధుయా సాధుయా కృణోతు కృణోతు సాధుయా సాధుయేతి సాధుయా దేశగుంశంతే పరేభ్య పరేభ్యస్తేశగుంశంతే పరేభ్యేభ్య పరేభ్యస్తే పరేభ్యో గాత్రేభ్యో గాత్రేభ్య పరేభ్యస్తే పరేభ్యో గాత్రేభ్యేభ్యో గాత్రేభ్యో గాత్రేభ్య పరేభ్య పరేభ్యో గాత్రేభ్యశగుంశం గాత్రేభ్య పరేభ్య పరేభ్యో గాత్రేభ్యశం ఇది పంచమకాండే ద్వితీయ ప్రశ్నస్య ఘనపాఠః సమాప్తః.